కృష్ణయజుర్వేదే క్రమపాఠే సప్తమకాండే పంచమః ప్రశ్నః ప్రారంభః ఓం గావో వైవాయేతత్ ఏతత్ సత్రం సత్రమాసత ఆసత శృంగాః శృంగాః సతీ సతీ శృంగాణి శృంగాణినః నమోజాయంతి జాయంతా ఇతి ఇతి కామేన కామేన తాసాం తాసాం దశ దశమాసాః మాసా నిషన్నా విషన్నాసన్ విషన్నాసన్నా మాసన్ శృంగాణి శృంగాణ్యజాయంత అజాయంతతిష్టన్ అతిష్టన్ రాత్స్మ రాత్స్మేతి ఇత్యథ అథ యాసాం యాసాన్న నాజాయంత అజాయంతతాః తాస్సంవత్సరం సంవత్సరమాత్వా సంవత్సరమితి సంవత్సరం ఆప్తోత్ ఉదతిష్టన్ అతిష్టన్ రాత్స్మ రాస్మేతి ఇదియాసాం యాసాం చ చాజాయంత జాయంత యాసాం యాసాం చ చన మతాః తా ఉభయీః ఉభయీరుత్ ఉదతిష్టన్ అతిష్టన్ రాత్స్మ రాత్స్మేతి ఇది గోసత్రం గోసత్రం వై గోసత్రమిది గోసత్రం వై సంవత్సర సంవత్సరో యే సంవత్సర ఇది సంవత్సర ఏవం ఏవం విద్వాగుంస విద్వాగుంస సంవత్సరం సంవత్సరముపయంతి సంవత్సరమిది సంవత్సరం ఉపయంతిర్ధ్వమంతి ఉపయంతిపాయంతి ఋధ్వమంతేవ ఏవ తస్మాత్ తస్మాత్తూపరా తూపరా వార్షికౌ వార్షికౌ మాసౌ మాసౌ పర్త్వా పర్త్వా చరతి చరతి సత్రాభిజితం సత్రాభిజితం హి సత్రాభిజితమిది సత్రాభిజితం యస్యై తస్యేతస్మాత్ తస్మాత్ సంవత్సరసద సంవత్సరసద సంవత్సరసదై సంవత్సరాస యత్కిం కించ గృహే గృహే క్రియతే క్రియతే తత్ తదాప్తం ఆప్తమవరుద్ధం అవరుద్ధమభిజితం అవర్ధమిత్యార్థం అభిజితం క్రియతే అభిజితమిత్యభిజితం క్రియతే సముద్రం సముద్రం వై వాయతే ఏతే ప్రప్లవందే ప్లవందే యే ఏ సంవత్సరం సంవత్సరముపయంతి సంవత్సరమితి సంవత్సరం ఉపయంత్య ఉపయంతేత్యుపాయంతి యో వై వై సముద్రస్య సముద్రస్య పారం పారం న పశ్యతి పశ్యతి న వై వై సహ సరదః తత ఉత్ ఉదేతి ఉదేతి సంవత్సర సంవత్సరో వై సంవత్సరేతి సంవత్సర వై సముద్ర సముద్రస్తస్య తస్యైతత్ ఏతత్ పారం పారంగిత్ యదతిరాత్రౌ అతిరాత్రౌ యే అతిరాత్రా విద్యతే రాత్రౌ యేవం ఏవం విద్వాగుంస విద్వాగుంస సంవత్సరం సంవత్సరముపయంతి సంవత్సరమితి సంవత్సరం ఉపయంతినార్థాః ఉపయంతీత్యుపాయంతి అనార్థాయోదృజం ఉదృజం గచ్చంతి ఉదృజమిత్యుదృజం గచ్చంతి ఇయం ఇయం వై వై పూర్వః పూర్వోతిరాత్ర అతిరాత్రోసౌ అతిరాత్ర ఇత్యే రాత్ర అసా ఉత్తర ఉత్తరో మన ఉత్తర ఇత్యుదర మనఃపూర్వ పూర్వో వాగ్ వాగుత్తర ఉత్తర ప్రాణ ఉత్తర ఇత్యుదర ప్రాణఃపూర్వ ప్రాణ ఇది ప్రాణ పూర్వోపాన అపాన ఉత్తర అపాన ఇత్యపాన ఉత్తర ప్రరోధనం ఉత్తర ఇత్యుదర ప్రరోధనం పూర్వ ప్రరోధనమిది ప్రారోధనం పూర్వ ఉదయనం ఉదయనముత్తర ఉదయనమిత్యుదయనం ఉత్తరో జ్యోతిష్టోమ ఉత్తర ఇత్యుదర జ్యోతిష్టోమో వైశ్వానర జ్యోతిష్టోమైతి జ్యోతి స్తోమ వైశ్వానరో అతిరాత్ర అతిరాత్రో భవతి అతిరాత్రైపిటికీ రాత్ర భవతి జ్యోతి జ్యోతిరేవ ఏవ పురస్తాద్ పురస్తాద్దే దే సువర్గస్ సువర్గస్ లోకస్ స్వర్గస్యేతి సువహాగస్ లోకస్యానుఖ్యాతి అనుఖ్యాతి చతుర్విపుంశ అనుఖ్యాత్యానుఖ్యాతి చతుర్విపుంశ ప్రాయణీయ చతుర్విపుంశతి చతుర్విపుంశ ప్రాయణీయో భవతి ప్రాయణీయ ఇది ప్రాయణీయ భవతి చతుర్విపుంశతి చతుర్విపుంశతిరర్ధమాసా చతుర్విపుంశతిరితి చతుర్విపుంశతి అర్ధమాసా సంవత్సర అర్ధమాసా ఇత్యర్ధమాసా సంవత్సర ప్రయంత సంవత్సర ఇది సంవత్సర ప్రయంత ఏవ ప్రయంత ఇది ప్రాయంత ఏవ సంవత్సరే సంవత్సరే ప్రతి సంవత్సర ఇది సంవత్సరే ప్రతిష్టంది తిష్టంది తస్య తస్య త్రీణి త్రీణి చతాని శతాని షష్టి షష్టిశ్చ స్తోత్రీయా స్తోత్రీయాస్తావతే తావతే సంవత్సరస్య సంవత్సరస్య రాత్రయ సంవత్సరస్యేతి సంవత్సరస్య రాత్రయ ఉభే ఉభే ఏవ ఉభే ఇత్యుభే ఏవ సంవత్సరస్య సంవత్సరస్య రూపే సంవత్సరస్యేతి సంవత్సరస్య రూపే ఆత్మవంతి రూపే ఇతి రూపే ఆత్మవంతి తే సంగస్థిత్యై సర్గస్థిత్యా అరిష్ట్యై సర్గస్థిత్యా సంస్థిత్యై అరిష్ట్యా ఉత్తరైః ఉత్తరైరహోభిః ఉత్తరైరిత్యుత్తరైః అహోభిశ్చరంతి అహోభిరిత్యహాభిః చరంతి షడహాః షడః భవంతి షడః ఇతి షడహాః భవంతి షడ్ షడ్ వై వా ఋగవః ఋగవ సంవత్సర సంవత్సర ఋతుషు సంవత్సర ఇది సంవత్సర ఋతుష్వేవ ఏవ సంవత్సరే సంవత్సరే ప్రతి సంవత్సర ఇది సంవత్సరే ప్రతిష్టంది తిష్టంది గౌ గౌశ్చ చాయు ఆయుష్ట చ మధ్యద మధ్యద స్తోమౌ స్తోమౌ భవద భవద సంవత్సరస్య సంవత్సరస్యైవ సంవత్సరస్యేతి సంవత్సరస్య ఏవ తద్ తన్మిథునం మిథునం మధ్యద మధ్యతో దధతి దధతి ప్రజననాయ ప్రజననాయ జ్యోతిః ప్రజననాయేతి ప్రజననాయ జ్యోతిరభితః అభితో భవతి భవతి విమోచనం విమోచనమేవ విమోచనమితి విమోచనం ఏవ తత్ తచ్ఛందాగుంసి ఛందాగస్యేవ ఏవ తత్ తద్విమోకం విమోకం యంతి విమోకమితి విమోకం యంత్యథో అథో ఉభయతో జ్యోతిష అథోత్యథో ఉభయతో జ్యోతిషైవ ఉభయతో జ్యోతిషేత్యుభయద జ్యోతిష ఏవ షడహేన షడహేన సువర్గం షడహేనేతి షడహేన స్వర్గం లోకం స్వర్గమితి స్వహాయం లోకం యంతి యంతి బ్రహ్మవాదిన బ్రహ్మవాదినో వదంతి బ్రహ్మవాదినేతి బ్రహ్మవాదిన వదంత్యాసతే ఆసతే కేన కేన యంతి యంతీతి ఇది దేవయానేన దేవయానేన పథా దేవయానేనేతి దేవయానేన పథేతి ఇది బ్రూయాత్ బ్రూయాచ్ఛందాగుంసి ఛందాగుంసి వై వై దేవయాన దేవయాన పంథాహ దేవయాన ఇది దేవయాన పంథా గాయత్రీ గాయత్రీ త్రిష్టుర్ త్రిష్టుర్జగది జగది జ్యోతి జ్యోతిర్వై వై గాయత్రీ గాయత్రీ గౌ గౌస్తృష్టుక్ తృష్టుగాయు ఆయుర్జగతి జగతి ఏతే స్తోమా స్తోమా భవంతి భవంతి దేవయానేన దేవయానేనైవ దేవయానేనేతి దేవయానేన ఏవ తత్ తద్వథా ప్రథాయంతి యంతి సమానం సమానకం సామ సామ భవతి భవతి దేవలోకః దేవలోకో వై దేవలోక ఇతి దేవలోకః వై సామ సామ దేవలోకాద్ దేవలోకాదేవ దేవలోకాది దేవలోకాద్ ఏవ నగంతి యంత్యన్యా అన్యాః అన్యా అన్యా రుచః అన్యా అన్యా ఇత్యన్యాః అన్యాః రుచో భవంతి భవంతి మనుష్యలోకః మనుష్యలోకో వై మనుష్యలోక ఇది మనుష్యలోకః వారుచః రుచో మనుష్యలోకాద్ మనుష్యలోకాదేవ మనుష్యలోకాది మనుష్యలోకాద్ ఏవాన్యమన్యం అన్యమన్యం దేవలోకం అన్యమన్యమిత్యన్యం అన్యం దేవలోకమభ్యారోహంతః దేవలోకమిది దేవాలోకం అభ్యారోహంతో యంతి అభ్యారోహంత ఇత్యభే ఆరోహంతః యంత్యభివర్తః అభివర్తో బ్రహ్మసామం అభివర్త ఇత్యభివర్తః బ్రహ్మసామం భవతి బ్రహ్మసామమితి బ్రహ్మసామం భవతి స్వర్గస్య స్వర్గస్య లోకస్య స్వర్గస్యేతి స్వహాగస్య లోకస్యాభివృద్ధ్యై అభివృద్ధ్యా అభిజిత్ అభివృద్ధ్యా ఇత్యభివృద్ధ్యై అభిజిద్భవతి అభిజిదిత్యభిజిత్ భవతి స్వర్గస్య స్వర్గస్య లోకస్య స్వర్గస్యేతి స్వహాగస్య లోకస్యాభిజిద్ధ్యై అభిజిద్ధ్యై విశ్వజిత్ అభిజిత్యా ఇత్యభిజిద్ధ్యై విశ్వజిద్భవతి విశ్వజిది విశ్వజిత్ భవతి విశ్వస్య విశ్వస్య జిద్ధ్యై జిద్ధ్యై మాసి మాసి మాసి మాసి పృష్ఠాని మాసి మాసీతి మాసి మాసి పృష్ఠాన్యువ ఉపయంతి ఇంది మాసి మాసి మాసి మాస్తిగ్రాహ్యాహ మాసి మాసీతి మాసి మాసి అతిగ్రాహ్యా గృహ్యంతే అతిగ్రాహ్యా ఇత్యతి గ్రాహ్యాహ గృహ్యంతే మాసి మాసి మాసి మాస్యవ మాసి మాసీతి మాసి మాసి ఏ వీర్యం వీర్యం దధతి దధతి మాసా మాసాం ప్రతిష్టవ్యై ప్రతిష్టవ్యా ఉపరిష్టాద్ ప్రతిష్టవ్యా ఇది ప్రతిష్టవ్యై ఉపరిష్టాన్ మాసాం మాసాం పృష్టాని పృష్టాన్యప ఉపయంతి ఎంది తస్మాద్ తస్మాదుపరిష్టాద్ ఉపరిష్టాదోషధయ ఔషధయ ఫలం ఫలం గృహ్ణంది గృహ్ణంతేతి గృహ్ణంది గావో వై వా ఏతత్సత్రం సత్రమాసత ఆసదాశంగా అశృంగాస్సతీ సతీ శృంగాణి శృంగాణి శిశాసందేహి శిశాసందేస్తాసాం తాసాం దశ దశమాసా ఆహ మాసా నిషణ్ణా నిషణ్ణా ఆసన్ నిషణ్ణా ఇదినే సన్నాహ ఆసన్నథ అథ శృంగాణి శృంగారణ్యరాజంత రాజందతా తాబ్రువన్ అబ్రువన్నరాత్స్వ అరాత్స్మోద్ ఉత్తిష్టామ తిష్టామావ అవతం తంకామం కామవరత్స్మహి అరత్స్మహి ఏన ఏన కామేన కామేన న్యషదామ న్యషదామేతి న్యషదామేతి మీ అసదామ ఇది తాసాం తాసాము వదో త్వయి వా అబ్రువన్ అబ్రువన్నర్ధా అర్ధా వా వాయావతీ యావతీర్వా వాసామహి ఆసామహా ఏవేమౌ ఇమౌ ద్వాదశౌ ద్వాదశౌ మాసౌ మాసౌ సంవత్సరం సంవత్సరకం సంపాద్య సంవత్సరమితి సంవత్సరం సంపాద్యోత్ సంపాద్యేతి సంపాద్య ఉత్తిష్టామ తిష్టామేతి ఇది తాసాహం తాసాహం ద్వాదశే ద్వాదశే మాసి మాసి శృంగాణి శృంగాణి ప్రవర్తంత ప్రవర్తంత శ్రద్ధయా శ్రద్ధయా వా శ్రద్ధయేతి శ్రద్ధయా వా అశ్రద్ధయా అశ్రద్ధయా వా అశ్రద్ధయేతి అశ్రద్ధయా వాతాః తారిమాః ఇమాయాః యాస్తుపరాః సుపరా ఉభయ్యః ఉభయ్యో వావ పావతాః తాఆర్ధ్వమన్ ఆర్ధ్వమనయాః యాశ్చ శృంగాణి శృంగాణ్యసన్మన్ అసన్మనయాః యాశ్చ చోర్జం ఊర్జమవారుంధత అవారుంధతర్ధ్నోతి అవారుంధతేత్యవారుంధత ప్రధ్నోతి దశసు దశసు మాసు దశస్వితి దశాసు మాసో ఉత్తిష్టన్ ఉత్తిష్టం ప్రధ్నోతి ఉత్తిష్టన్నిత్యుతిష్టన్ ప్రధ్నోతి ద్వాదశసు ద్వాదశసు యః ద్వాదశస్వితి ద్వాదశాసు ఏవం ఏవం వేద వేదపదేన పదేన ఖలు ఖలు వై వా ఏతే ఏతే యంది యంది విందతి విందతి ఖలు ఖలు వై వై పదేన పదేన యన్ యన్ తత్ తద్వై వా ఏతత్ ఏతదృద్ధం వృద్ధమయనం అయనం తస్మాత్ తస్మాదేతత్ ఏతద్గోసని గోసనీతి గోసని ప్రథమే మాసి మాసి పృష్టాని పృష్టాన్యుప ఉపయంతి యంతి మధ్యమే మధ్యమోప ఉపయంతి యంత్యుత్తమే ఉత్తమోప ఉత్తమైద్యుదమే ఉపయంతి యంతి తత్ రాహు ఆహుర్యాం యాం వై వైత్రి త్రివేకస్య ఏకస్యాన్న అన్న ఉపసీదంతి ఉపసీదంతి రహ్రం ఉపసీదంతీత్యుపాసీదంతి రహ్రం వై వై సా సాపరాభ్యాం అపరాభ్యాం ద్రోహాభ్యాం లోహాభ్యాం దుహే దుహేత అథ కుత కుత సాధోక్ష్యతే దోక్ష్యతేయాం యాం ద్వాదశ ద్వాదశ కృత్వ కృత్వ ఉపసీదంతి ఉపసీదంతీతి ఉపసీదంతీత్యుపాసీదంతి ఇది సంవత్సరం సంవత్సరకం సంపాద్య సంవత్సరమిది సంవత్సరం సంపాద్యోత్తమే సంపాద్యేది సంపాద్య ఉత్తమే మాసి ఉత్తమైత్యుదోతమే మాసి సకృత్ సకృద్ష్టాని పృష్టాన్యుప ఉపేయుస్తద్యజమానా యజమానా యజ్ఞం యజ్ఞం పశూన్ పశూనవ అవరుంధతే రుంధతే సముద్రం సముద్రం వై పా ఏతే ఏతేన పారం అనపారమపారం అపారం ప్రప్లవందే ప్లవందే ఏ సంవత్సరం సంవత్సరముపజంతి సంవత్సరమితి సంవత్సరం ఉపజంతి యత్ ఉపజంతేత్యుపజంతి యద్బృహద్రసందరే బృహద్రసందరే అన్వర్జేయు బృహద్రసందరే ఇది బృహద్రసందరే అన్వర్జేయుర్యథ అన్వర్జేయురిత్యనువర్జేయు యథా మధ్యే మధ్యే సముద్రస్య సముద్రస్య ప్లవం ప్లవమన్వర్జేయు అన్వర్జేయుస్తాదృగ్ అన్వర్జేయురిత్యను అర్జేయు తాదృక్తత్ తదనుత్సర్గం అనుత్సర్గం బృహద్రసందరాభ్యాం అనుత్సర్గమిత్యనుసర్గం బృహద్రసందరాభ్యామిద్వా బృహద్రసందరాభ్యామితి బృహద్రసందరాభ్యాం ఇద్వా ప్రతిష్టాం ప్రతిష్టాం గచ్చంది ప్రతిష్టామితి ప్రతిష్టాం గచ్చంది సర్వేభ్యో వై వై కామేభ్యః కామేభ్యః సంధిః సంధిర్దుహే సంధిరి సంధిః దుహే తత్ తద్యజమానాః యజమానాః సర్వాన్ సర్వాన్ కామాన్ కామానవ అవరుంధతే రుంధత ఇది రుంధతే సమాన్య రుచ రుచో భవంతి భవంతి మనుష్యలోక మనుష్యలోకో వై మనుష్యలోక ఇది మనుష్యాలోక వా రుచ రుచో మనుష్యలోకాత్ మనుష్యలోకాదేవ మనుష్యలోకాది మనుష్యాలోకాత్ ఏవన నయంతి యన్యన్యత్ అన్యదన్యత్సామ అన్యదన్యదిత్యన్యత్ అన్యత్ సామ భవతి భవతి దేవలోక దేవలోకో వై దేవలోక ఇది దేవలోక వై సామ సామదేవలోకాత్ దేవలోకాదేవ దేవలోకాది దేవలోకాత్ ఏవాన్యమన్యం అన్యమన్యం మనుష్యలోకం అన్యమన్యమిత్యన్యాం అన్యం మనుష్యలోకం ప్రత్యవరోహంతః మనుష్యలోకమిది మనుష్యాలోకం ప్రత్యవరోహంతవయంతి ప్రత్యవరోహంత ఇది ప్రతి అవరోహంతః యంతి జగతీం జగతీమగ్రే అగ్ర ఉప ఉపయంతి యంతి జగతీం జగతీం వై వై ఛందాకంసి ఛందాకంసి ప్రత్యవరోహంతి ప్రత్యవరోహంతి ఆగ్రయణం ప్రత్యవరోహంతేతి ప్రతి అవరోహంతి ఆగ్రయణం గ్రహాహ గ్రహ బృహత్ బృహద్ృష్టాని పృష్టాని త్రయస్త్రిగుంశం త్రయస్త్రిగుంశగ్ స్తోమాహ త్రయస్త్రిగుంశమిది త్రయ త్రిగుంశం స్తోమాస తస్మాత్ తస్మాధ్యాయాగుంసం ధ్యాయాగుంసం కనీయాన్ కనీయాన్ ప్రత్యవరోహతి ప్రత్యవరోహతి వైశ్వకర్మణ ప్రత్యవరోహతీతి ప్రతి అవరోహతి వైశ్వకర్మణ గృహ్యతే వైశ్వకర్మణ ఇది వైశ్వకర్మణ గృహ్యతే విశ్వాని విశ్వాన్నేవ ఏవతేన తేన కర్మాణి కర్మాణి యజమానా యజమానావ అవరుంధతే రుంధత ఆదిత్య ఆదిత్యో గృహ్యతే గృహ్యత ఇయమ్ ఇయమ్ వై వాదిభి అదితిరస్యాం అస్యామేవ ఏవ ప్రతి ప్రతిష్టంది తిష్టన్యోన్య అన్యోన్యో గృహ్యతే అన్యోన్యన్య అన్య గృహ్యేతే విధనద్వాజ గృహ్యేతేటి గృహ్యేతే విధనద్వాజ ప్రజాహాద్యై విధనద్వాజేటి విధనద్వాజ ప్రజాహాద్యా అవాంతరం ప్రజాహాద్యాది ప్రజాద్యై అవాంతరం వై అవాంతరమిత్యవాంతరం వై దశరాత్రేణ దశరాత్రేణ ప్రజాపతి దశరాత్రేణేతి దశరాత్రేణ ప్రజాపతి ప్రజా ప్రజాపతి ప్రజాపతి ప్రజా అసృజత ప్రజా ఇది ప్రజా అసృజగత్ యద్దశరాత్ర దశరాత్రో భవతి దశరాత్ర ఇది దశరాత్ర భవతి ప్రజా ప్రజా ఏవ ప్రజా ఇది ప్రజా ఏవ తత్ తద్యజమానా యజమానా సృజందే సృజందేతాం ఏతాగం హవై వా ఉదంగ ఉదంగశౌర్బాయన శౌర్బాయన సత్రస్య సత్రస్యర్థిం వృద్ధిమువాచ ఉవాచయత్ యద్దశరాత్ర దశరాత్రో యత్ దశరాత్ర ఇది దశరాత్ర యద్దశరాత్ర దశరాత్రో భవతి దశరాత్ర ఇది దశరాత్ర భవతి సత్రస్య సత్రస్యర్థి వృద్ధ్యా అథో అథో యత్ అథో ఇత్యథో యదేవ ఏవ పూర్వేషు పూర్వేషు హస్సు అహస్సు విలోమ అహస్విత్యహస్సు విలోమ క్రియతే విలోమేతి విలోమ క్రియతే తస్య తస్యైవ ఏవైషా ఏషా శాంతిః శాంతిరితి శాంతిః యది సోమౌ సోమౌ సగుంసుతౌ సగుంసుతౌ స్యాతాం సగుంసుతావితి సాంసుతౌ స్యాతాం మహతి మహతి రాత్రియై రాత్రియై ప్రాతరణువాకం ప్రాతరణువాకముపాకుర్యాత్ ప్రాతరణువాకమిది ప్రాతః అనువాకం ఉపాకుర్యాత్ పూర్వః ఉపాకుర్యాదిత్యవా ఆకుర్యాత్ పూర్వో వాచం వాచం పూర్వః పూర్వో దేవతాః దేవతాః పూర్వః పూర్వశ్చందాగుంసి ఛందాగుంసి వృంగే వృంగే వృషణ్వదీం వృషణ్వదీం ప్రతిపదం వృషణ్వదీమితి వృషణ్వదీం ప్రతిపదం కురయాత్ ప్రతిపదమిది ప్రతిపదం కురయాద్ ప్రాతశ్రవనాత్ ప్రాతశ్రవనాదేవ ప్రాతశ్రవనాదితి ప్రాతః శ్రవనాత్ ఏవైషాం ఏషామింద్రం ఇంద్రం వృంగే వృంగేథో అథో ఖలు అథో విద్యసో ఖల్వాహో ఆహ సవనముఖే సవనముఖే సవనముఖే సవనముఖే కార్యా సవనముఖే సవనముఖ ఇది సవనముఖే సవనముఖే కార్యేతి ఇది సవనముఖాత్ సవనముఖాత్ సవనముఖాత్ సవనముఖాదేవ సవనముఖాత్ సవనముఖాది సవనముఖాత్ సవనముఖాత్ ఏవైషాం ఏషామింద్రం ఇంద్రం వృంగే వృంగే సంవేశాయ సంవేశాయోపవేశాయ సంవేశాయ ఇది సంవేశాయ ఉపవేశాయ గాయత్ర్యా ఉపవేశాయేషాయ గాయత్ర్యా స్పృష్టుభ త్రిష్టుభో జగత్యా జగత్యా అనుష్టుభ అనుష్టుభ పంక్త్యా అనుష్టుభ ఇత్యనోస్తుభ పంక్త్యా అభిభూత్యై అభిభూత్యై స్వాహా అభిభూత్యా ఇత్యభిభూత్యై స్వాహా ఛందాగుంసి ఛందాగుంసి వై వై సంవేశ సంవేశ ఉపవేశ సంవేశ ఇది సంవేశ ఉపవేశ్ఛందోభి ఉపవేశ ఇత్యుపవేశ ఛందోభిరేవ ఛందోభిరితి ఛందాభి ఏవైషాం ఏషాం ఛందాగుంసి ఛందాగుంసి వృంగే వృంగే సజనీయం సజనీయపుంసస్యం సజనీయమితి సజనీయం సస్యం విహవ్యం విహవ్యపుంసస్యం విహవ్యమితి విహవ్యం సస్యమగస్త్యస్య అగస్త్యస్య కయాశుభీయం కయాశుభీయపుంసస్యం అయాశుభీయమితి కయాశుభీయం సస్యమేతావత్ ఏతావద్వై వా అస్తి అస్తి యావత్ యావదేతత్ ఏతద్యావత్ యావదేవ ఏవాస్తి ఆస్తిదత్ తదేషాం ఏషాం వృందే వృందే యది యది ప్రాతశ్రవనే ప్రాతశ్రవనే కలశ ప్రాతశ్రవన ఇది ప్రాతః శ్రవణే కలశో దీవ్యేత దీవ్యేత వైష్ణవేషు వైష్ణవేషు శ్రీ విష్ణవదీషు శ్రీ విష్ణవదేషు స్థువీరం శ్రీ విష్ణవదేషు శ్రీ విష్ణవదీషు స్థువీరనయత్ యద్వై వై యజ్ఞస్య యజ్ఞస్యాతిరిచ్యతే అతిరిచ్యతే విష్ణుం అతిరిచ్యత ఇద్యుతిరిచ్యతే విష్ణుం తత్ తచ్చిపి విష్ణుం శ్రీ విష్ణమభి శ్రీ విష్ణమితి శ్రీ విష్ణుం అభ్యది అతిరిచ్యతే రిచ్యతే తత్ తద్విష్ణు విష్ణు శ్రీ విష్ణ శ్రీ విష్ణోతిరిక్తే శ్రీ విష్ణ ఇది శ్రీ విష్ణ అతిరిక్త ఏవ అతిరిక్త ఇత్యతిరిక్తే ఏవాతిరిక్తం అతిరిక్తం దాది అతిరిక్తమిత్యతిరిక్తం దధాత్యథో అథో అతిరిక్తేన అథో విద్యుసో అతిరిక్తేనైవ అతిరిక్తేనేత్యతిరిక్తేన ఏవాతిరిక్తం అతిరిక్తమాత్వా అతిరిక్తమిత్యతిరిక్తం ఆత్వావ అవరుంధరే రుంధతే యది మధ్యందినే మధ్యందినే దీర్ఘేత దీర్ఘేత వషట్కార నిధనం వషట్కార నిధన గుంసామ వషట్కార నిధనమిది వషట్కారా నిధనం సామ కుర్యో కుర్యోషట్కార వషట్కారో వై వషట్కార ఇది వషట్కార వై యజ్ఞస్య యజ్ఞస్య ప్రతిష్టా ప్రతిష్టా ప్రతిష్టా ప్రతిష్టేది ప్రతిష్ట ప్రతిష్టామేవ ప్రతిష్టామిది ప్రతిష్టాం ఏవైనత్ ఏనద్గమయంతి గమయంతి యది తృతీయ సమనే తృతీయ సమన ఏతత్ తృతీయ సమన ఇది తృతీయ సమనే ఏతదేవ ఏవేత్యేవ షడహైర్మాసాన్ షడహైది షడహై మాసాన్ సంపాద్య సంపాద్యాహ సంపాద్యేది సంపాద్య అహరుత్ ఉత్సృజంతి సృజంతి షడహై షడహైర్ షడహైరిది షడహై ఇమాసాన్ మాసాన్ సంపశ్యంతి సంపశ్యంతి అర్ధమాసై సంపశ్యంతి సంపశ్యంతి అర్ధమాసైర్మాసాన్ అర్ధమాసైర్ధమాసై మాసాన్ సంపాద్య సంపాద్యాహ సంపాద్యేది సంపాద్య అహరుత్ ఉత్సృజంతి సృజంత్యర్ధమాసై అర్ధమాసై అర్ధమాసైరిత్యర్ధమాసై హిమాసాన్ మాసాన్ సంపశ్యంతి సంపశ్యంతి మా భాస్యరా సంపశ్యంతి సంపశ్యంతి అమావాస్యరా మాసాన్ అమావాస్యరేత్యమావాస్యరా మాసాన్ సంపాద్య సంపాద్యాహ సంపాద్యేతి సంపాద్య అహరుత్ ఉత్సృజంతి సృజంతి మా భాస్యరా అమావాస్యరా హి అమావాస్యరేత్యమావాస్యరా హిమాసాన్ మాసాన్ సంపశ్యంతి సంపశ్యంతి పౌర్ణమాస్యా సంపశ్యంతి సంపశ్యంతి పౌర్ణమాస్యా మాసాన్ పౌర్ణమాస్యేతి పౌర్ణమాస్యా మాసాన్ సంపాద్య సంపాద్యాహ సంపాద్యేతి సంపాద్య అహరుత్ ఉత్సృజంతి సృజంతి పౌర్ణమాస్యా పౌర్ణమాస్యా హి పౌర్ణమాస్యేతి పౌర్ణమాస్యా హిమాసాన్ మాసాన్ సంపశ్యంతి సంపశ్యంతి యః సంపశ్యంతి సంపశ్యంతి యో వై వై పూర్ణే పూర్ణ ఆసించతి ఆసించతి పరా ఆసించతీత్యాసించతి పరాస ససించతి సించతి యః యః పూర్ణాత్ పూర్ణాత్ రజతి ఉదజతి ప్రాణం ఉదజతీత్యుదజతి ప్రాణమస్మిన్ ప్రాణమిది ప్రాణం అస్మిన్ సహ సదధాది దధాది యత్ యత్ పౌర్ణమాస్యా పౌర్ణమాస్యా మాసాన్ పౌర్ణమాస్యేతి పౌర్ణమాస్యా మాసాన్ సంపాద్య సంపాద్యాహ సంపాద్యేతి సంపాద్య అహరుత్సృజంతి ఉత్సృజంతి సంవత్సరాయ ఉత్సృజంతేత్యుసృజంతి సంవత్సరాయైవ సంవత్సరాయేతి సంవత్సరాయ ఏవత్ తద్ప్రాణం ప్రాణం దధతి ప్రాణమిది ప్రాణం దధతి యత్ తదను అనుసత్రిణ సత్రిణ ప్ర ప్రాణంతి అనంతి యత్ యదహ అహర్ణ నోత్సృజేయు ఉత్సృజేయుర్యథా ఉత్సృజేయురిత్యుదసృజేయు యథాకృతి వృతిరుపనద్ధ ఉపనద్ధో విపతతి ఉపనద్ధ ఇత్యుపనద్ధ విపదత్యేవ విపదతి విపదతి ఏవ సంవత్సర సంవత్సరోపి సంవత్సర ఇది సంవత్సర విపదేత్ పదేదార్తిం ఆర్తిమా ఆర్చేయు పృచ్చేయుర్యత్ యద్పౌర్ణమాస్యా పౌర్ణమాస్యా మాసాన్ పౌర్ణమాస్యేతి పౌర్ణమాస్యా మాసాన్ సంపాద్య సంపాద్యాహ సంపాద్యేతి సంపాద్య అహరుత్సృజంతి ఉత్సృజంతి సంవత్సరాయ ఉత్సృజంతి ఇత్యుసృజంతి సంవత్సరాయైవ సంవత్సరాయ సంవత్సరాయ ఏవ తత్ తదుదానం ఉదానం దధతి ఉదానమిత్యుత్ అనం దధతి తత్ తదను అనుసత్రిణ సత్రిణ ఉత్ ఉదనంది అనందిన ఆర్తిం ఆర్తిమా ఆర్చంది ఇచ్చంది పూర్ణమాసే పూర్ణమాసే వై పూర్ణమాసేది పూర్ణమాసే వై దేవానాం దేవానాగుం సుతః సుతోయత్ యద్బౌర్ణమాస్యా పూర్ణమాస్యా మాసాన్ పౌర్ణమాస్యేది పౌర్ణమాస్యా మాసాన్ సంపాద్య సంపాద్యాహ సంపాద్యేది సంపాద్య అహరుత్సృజంతి ఉత్సృజంతి దేవానాం ఉత్సృజంతి ఇత్యుత్సృజంతి దేవానామేవ ఏవతత్ తద్యజ్ఞేన యజ్ఞేన యజ్ఞం యజ్ఞం ప్రత్యవరోహంది ప్రత్యవరోహంది ప్రత్యవరోహంతీతి ప్రతి అవరోహంది ఇవై ఆ ఏతత్ ఏతద్యజ్ఞం యజ్ఞం ఛిందంతి ఛిందంతి యక్షడహసంగతం షడహసంగతం సందం షడహసంగతమితి షడహసంగతం సందమథ అథాహ అహరుత్సృజంతి ఉత్సృజంతి ప్రాజాపద్యం ఉత్సృజంతి ఇత్యుత్సృజంతి ప్రాజాపద్యం వృషం ప్రజాపత్యమిది ప్రజాపత్యం పశుమా ఆలభంతే లభంతే ప్రజాపతి ప్రజాపతిస్ సర్వాహ ప్రజాపతిరి ప్రజాపతి సర్వా దేవతా దేవతా దేవతాభి దేవతాభిరేవ ఏవ యజ్ఞం యజ్ఞపుంసం సంతన్వంది తన్వంది ఎంది ఎంది వై వా ఏతే సవనాద్ సవనాద్యే ఏహ అహరుత్సృజంది ఉత్సృజంది దురీయం ఉత్సృజంది దురీయం ఖలు ఖలు వై వా ఏతత్సవనం సవనం యత్సాన్నాయ్యం సాన్నాయ్యం సాన్నాయ్యమితి సాన్నాయ్యం యత్సాన్నాయ్యం సాన్నాయ్యం భవతి సాన్నాయ్యమితి సాన్నాయ్యం భవతి తేనైవ ఏవ సవనాత్ సవనాన్న నయంది ఎంది సమబహూయ సమబహూయ భక్షయంది సమబహూయేది సాంబహూయ భక్షయం ఏతత్సోమపీథాహిత్యేత సోమపీథ హ్యేతరి ఏతరి యథాయతనం యథాయతనం వై యథాయతనమితి యథాయతనం వా ఏతేషాం సవనభాజ సవనభాజో దేవతాః సవనభాజై సవనభాజ దేవతా గచ్చంది గచ్చంది ఏహః అహరుత్సృజంది ఉత్సృజంది అనుసవనం ఉత్సృజంతీత్యుసృజంది అనుసవనం పురోడాశాన్ అనుసవనమిత్యనుసవనం పురోడాశాన్ని నిర్భవంది అవంది యథాయతనాత్ యథాయతనాదేవ యథాయతనామితి యథాయతనాత్ ఏవ సవనభాజ సవనభాజో దేవతాః సవనభాజైతి సవనభాజ దేవతావ అవగృంధతే గృంధతేష్టాకపాలాన్ అష్టాకపాలాన్ రాజస్వనే అష్టాకపాలానిత్యష్టాకపాలాన్ రాజస్వన ఏకాదశకపాలాన్ రాజస్వనైతి ప్రాతః సవనే ఏకాదశకపాలాన్ మాధ్యందినే ఏకాదశకపాలానిత్యేకాదశాకపాలాన్ మాధ్యందినే సవనే సవనే ద్వాదశకపాలాన్ ద్వాదశకపాలాకస్తృతీయ సవనే ద్వాదశకపాలానిది ద్వాదశాకపాలాన్ తృతీయ సవనే ఛందాకంసి తృతీయ సవనైతి తృతీయ సవనే ఛందాకస్యేవ ఏవాత్వా ఆత్వావ అవరుంధతే రుంధతే వైశ్వదేవం వైశ్వదేవం చరం వైశ్వదేవమితి వైశ్వదేవం చరం తృతీయ సవనే తృతీయ సవనేని తృతీయ సవన ఇది తృతీయ సవనే నిర్వబంది అబంది వైశ్వదేవం వైశ్వదేవం వై వైశ్వదేవమితి వైశ్వదేవం వై తృతీయ సవనం తృతీయ సవనం తేన తృతీయ సవనమితి తృతీయ సవనం తేనైవ ఏ తృతీయ సవనాత్ తృతీయ సవనాన్న తృతీయ సవనామితి తృతీయ సవనాత్ నయంతి ఎందీతి ఎంది ఉత్సృజ్యాత్సృజ్యాత్సృజ్యాత్సృజ్యాత్సృజ్యాత్సృజ్యాత్సృజ్యాత్సృజ్యాత్సృజ్యాత్సృజ్యాత్సృజ్యాత్సృజ్యాత్సృజ్యాత్సృజ్యాత్సృజ్యాత్సృజ్యాత్సృజ్యాత్సృజ్యాత్సృజ్యాత్సృజ్యాత్సృజ్యాత్సృజ్యాత్సృజ్యాత్సృజ్యాత్సృజ్యాత్సృజ్యాత్సృజ్యాత్సృజ్యాత్సృజ్యాత్సృజ్యాత్సృజ్యాత్సృజ్యాత్సృజ్యాత్సృజ్యాత్సృజ్యాత్సృజ్యాత్సృజ్యాత్సృజ్యాత్సృజ్యాత్సృజ్యాత్సృజ్యాత్సృజ్యాత్స బ్రహ్మవాదినైతి బ్రహ్మవాదిన తదు ఉవాహు ఆహురుత్సృజ్యం ఉత్సృజ్యమే ఉత్సృజ్యమిసృజ్యం ఏవేతి ఇత్యమావాస్యామావాస్యామావాస్యామావాస్యాణమాస్యాం పౌర్ణమాస్యాం చ పౌర్ణమాస్యామితి పౌర్ణమాస్యాం చోత్సృజ్యం ఉత్సృజ్యమితి ఉత్సృజ్యమిసృజ్యం ఇత్యాహో ఆహురేతే ఏతే హి ఏతేచ్చేతే హి యజ్ఞం యజ్ఞం వహర వహర ఇది ఇది తే ద్వార ద్వావన నోత్సృజ్యే ఉత్సృజ్యే ఉత్సృజ్యే ఇత్యుదసృజ్యే ఇత్యాహో ఆహుర్యే ఏ అవాందరం ఏ అవాందరం యజ్ఞం అవాందరమిత్యవాందరం యజ్ఞం భేజాతే భేజాతే ఇది భేజాతే ఇది భేజాతే ఇది యా ప్రథమా ప్రథమా వ్యష్టక వ్యష్టకా తస్యాం వ్యష్టకే దివి అష్టక తస్యాముత్సృజ్యం ఉత్సృజ్యమిది ఉత్సృజ్యమిత్యుదసృజ్యం ఇత్యాహో ఆహురేష ఏష వై వై మాస మాసో విషర విషరైతి వీషర ఇది నాదిష్టం ఆదిష్టమిద్ ఆదిష్టమిత్యాదిష్టం ఉత్సృజేయు సృజేయుర్యద్ యదాదిష్టం ఆదిష్టముత్సృజేయు ఆదిష్టమిత్యాదిష్టం ఉత్సృజేయుర్యాదృశే ఉత్సృజేయుర్యుత్సృజేయు యాదృశే పునః పునః పర్యాప్లావే పర్యాప్లావే మధ్యే పర్యాప్లావ ఇది పరి ఆప్లావే మధ్యే షడహస్య షడహస్య సంపద్యేత షడహస్యేతి షడహస్య సంపద్యేత షడహై సంపద్యేతేతి సంపద్యేత షడహైర్మాసాన్ షడహైరితి షడహై మాసాన్ సంపాద్య సంపాద్యయత్ సంపాద్యేతి సంపాద్య యత్సప్తమం సప్తమమః అహస్తస్మిన్నుద్ ఉత్సృజేయు సృజేయుర్యద్ యదగ్నగే అగ్నగే వసుమదే వసుమదే పురోడాశం వసుమదై వసోమదే పురోడాశమష్టాకపాలం అష్టాకపాలం అష్టాకపాలమిద్యష్టాకపాలం నిర్వపేయు పపేయురైంద్రం ఐంద్రం దధి దధీంద్రాయ ఇంద్రాయ మరుద్వదే మరుద్వదే పురోడాశం పురోడాశమేకాదశకపాలం ఏకాదశకపాలం వైశ్వదేవం ఏకాదశకపాలమిత్యేకాదశాకపాలం వైశ్వదేవం ద్వాదశకపాలం వైశ్వదేవమితి వైశ్వదేవం ద్వాదశకపాలమగ్నేః ద్వాదశకపాలమితి ద్వాదశాకపాలం అగ్నేర్వై వై వసుమతః వసుమతః ప్రాతస్సవనం వసుమతైతి వసుమతః ప్రాతస్సవనం యత్ ప్రాతస్సవనమితి ప్రాతః సవనం యదగ్నయే అగ్నయే వసుమతే వసుమతే ప్రోడాశం వసుమతైతి వసుమతే ప్రోడాశమష్టాకపాలం అష్టాకపాలం నిర్వపంది అష్టాకపాలమిత్యష్టాకపాలం నిర్వపంది దేవతా నిర్వపంది నిర్వపంది దేవతామేవ ఏవద తద్భాగినీ భాగినీ కుర్వంతి కుర్వంతి సవనం సవనమష్టాభి అష్టాభిరుప ఉపయంతి యంతి యత్ యదైంద్రం ఐంద్రం నది నది భవతి భవతీంద్రం ఇంద్రమేవ ఏవద్ తద్భాగధేయాద్ భాగధేయాన్న భాగధేయాది భాగధేయాద్ నచ్చావయంతి చావయంతి ఇంద్రస్య ఇంద్రస్య వై వై మరుత్పదః మరుత్పదో మాధ్యందినం మాధ్యందినకం సవనం సవనం యత్ యదింద్రాయ ఇంద్రాయ మరుద్వదే మరుద్వదే పురోడాశం పురోడాశమేకాదశకపాలం ఏకాదశకపాలం నిర్వపంది ఏకాదశకపాలమిత్యేకాదశాకపాలం నిర్వపంది దేవతాహం నిర్వపందీతి నిహీవపంది దేవతామేవ ఏవతద్ తద్భాగినీ భాగినీ కుర్వంతి కుర్వంతి సవనం సవనమేకాదశభిః ఏకాదశభిరుప ఏకాదశభిరిత్యేకాదశభిః ఉభయంతి యంతి విశ్వేషాం విశ్వేషాం వై వై దేవానాం దేవానాం రుభమతాం రుభమతాం తృతీయ సవనం రుభమతామిద్రుభోమనాం తృతీయ సవనం యత్ తృతీయ సవనమితి తృతీయ సవనం యద్వైశ్వదేవం వైశ్వదేవం ద్వాదశకపాలం వైశ్వదేవమితి వైశ్వదేవం ద్వాదశకపాలం నిర్వపంది ద్వాదశకపాలమితి ద్వాదశాకపాలం నిర్వపంది దేవతాః నిర్వపంతీతి నిహేవపంది దేవతా ఏవ ఏవతద్ తద్భాగినీః భాగినీః కుర్వంతి కుర్వంతి సవనం సవనం ద్వాదశభిః ద్వాదశభిరువ ద్వాదశభిరిచి ద్వాదశాభిః ఉపయంతి యంతి ప్రాజాపత్యం ప్రాజాపత్యం వశుం ప్రాజాపత్యమిది ప్రాజాపత్యం వశుమా ఆలభంతే లభంతే యజ్ఞః యజ్ఞో వై వై ప్రజాపతిః ప్రజాపతిర్యజ్ఞస్య ప్రజాపతిరితి ప్రజాపతిః యజ్ఞస్యాననుసర్గాయ అననుసర్గాయాభివర్తః అననుసర్గాయేత్యననుసర్గాయ అభివర్త ఇతః అభివర్త ఇత్యభివర్తః ఇతః షట్ షణ్మాసః మాసో బ్రహ్మసామం బ్రహ్మసామం భవతి బ్రహ్మసామమిది బ్రహ్మసామం భవతి బ్రహ్మ బ్రహ్మ వై ఆ అభివర్తః అభివర్తో బ్రహ్మణ అభివర్త ఇత్యభివర్తః బ్రహ్మణ ఇవ ఏవతత్ తత్సువర్గం స్వర్గం లోకం స్వర్గమిది స్వాహాగం లోకమభివర్తయంతః అభివర్తయంతోయంతి అభివర్తయంతేత్యభివర్తయంతః ఇంది ప్రతికూలం ప్రతికూలమివ ప్రతికూలమిది ప్రతికూలం ఇవ హి ఈతః ఇతస్సువర్గ స్వర్గో లోక స్వర్గ ఇది సువహాగ లోక ఇంద్ర ఇంద్రక్రతం క్రతం నః న ఆభర భరవిత పితాపుత్రేభ్య పుత్రేభ్యో యథా యథేతు యథా శిక్షానః నో అస్మిన్ అస్మిన్ పురోహూత పురోహూత యామని పురోహూతేతి పురోహూత యామని జీవాః జీవా జ్యోతిః జ్యోతిరసీమహి అసీమహీతి ఇత్యమతః అమృత ఆయతాం ఆయతాకం షట్ ఆయతామిత్యాయత షణ్మాసః మాసో బ్రహ్మసామం బ్రహ్మసామం భవతి బ్రహ్మసామమితి బ్రహ్మసామం భవద్వ్యయం అయం వై వై లోకః లోకో జ్యోతిః జ్యోతిః ప్రజా ప్రజా జ్యోతిః ప్రజేతి ప్రజా జ్యోతిరిమం ఇమమేవ ఏవ తత్ తల్లోకం లోకం పశ్యంతః పశ్యంతోభివదంతః అభివదంతః అభివదంత ఇత్యభివదంతః ఆయంతి యంతీతి యంతి దేవానాం వై వా అందం అందం జగ్ముషాం జగ్ముషామింద్రియం ఇంద్రియం వీర్యం వీర్యమప అపా అక్రామత్ అక్రామద్దత్ తద్ఘోషేణ క్రోశేనావ అవారుంధత అరుంధత తద్ఘోషస్య క్రోశస్య క్రోషత్వం క్రోషత్వం యత్ క్రోషత్వమితి క్రోషాద్వం యద్క్రోశేన క్రోశేన చాత్వారస్య చాత్వారస్యాందే అందే స్తువంది స్తువంది యజ్ఞస్య యజ్ఞస్యైవ ఏవాందం అందం గత్వా వృత్రేంద్రియం ఇంద్రియం వీర్యం వీర్యమవ అవరుంధతే రుంధతే సద్రస్యర్ధ్యా సద్రస్యర్ధ్యాహవనీయస్ ఆహవనీయస్యాందే ఆహవనీయస్యేద్యాహవనీయస్య అందే స్తువంది స్తువంత్యగ్నిమ్ అగ్నిమేవ ఏవోపద్రష్టారం ఉపద్రష్టారం కృత్వా ఉపద్రష్టారమిత్యుపద్రష్టారం కృత్వద్ధిమ్ వృద్ధిమవ ఉపయంది ఎంది ప్రజాపతేర్హృదయేన ప్రజాపతేర్హృదయేన హవిర్ధానే హవిర్ధానేంత హవిర్ధానేతి హృదయీధానే అంతస్తు వంది సువంది ప్రేమాణం ప్రేమాణమేవ ఏవాస్య అస్య గచ్చంది గచ్చంది శ్లోకేన శ్లోకేన పురస్తాద్ పురస్తాత్ సదస సదస స్తువంతి స్తువంత్యనుశ్లోకేన అనుశ్లోకేన పశ్చాద్ అనుశ్లోకేనేద్యనో శ్లోకేన పశ్చాద్యజ్ఞస్య యజ్ఞస్యైవ ఏవాంతం అంతం కృత్వా దత్వా శ్లోకభాజ శ్లోకభాజో భవంది శ్లోకభాజ ఇది శ్లోకాభాజ భవంది నవభిః నవభిరధ్వర్యు నవభిరితి నవాభిః అధ్వర్యులుత్ ఉద్గాయతి గాయతి నవ నవ వై వై పురుషే పురుషే ప్రాణాః ప్రాణాః ప్రాణాన్ ప్రాణాది ప్రాణాః ప్రాణానేవ ప్రాణానిది ప్రాణాన్ ఏవ యజమానేషు యజమానేషు దధాతి దధాతి సర్వాః సర్వా ఐంద్రియః ఐంద్రియో భవంది భవంది ప్రాణేషు ప్రాణేష్వేవ ప్రాణేష్ది ప్రాణేషు ఏవేంద్రియం ఇంద్రియం దధతి దధంత్యప్రతిహృతాభిః అప్రతిహృతాభిరుత్ అప్రతిహృతాభిరిత్యప్రతిహృతాభిః ఉద్గాయతి గాయతి తస్మాత్ తస్మాత్ పురుషః పురుషః సర్వాణి సర్వాణ్యన్యాని అన్యాని శీర్ష్ణః శీర్ష్ణోంగాని అంగాని ప్రతి ప్రత్యజతి అజలి శిరః శిర ఏవ న పంచదశం పంచదశకం రథంతరం పంచదశమితి పంచాదశం రథంతరం భవతి రథంతరమితి రథంతరం భవతి ఇంద్రియం ఇంద్రియమేవ ఏవ అవరుంధతే రుంధతే సప్తదశం సప్తదశం బృహత్ సప్తదశమితి సప్తదశం బృహదన్నాద్యస్య అన్నాద్యస్యావరుద్ధి అన్నాద్యస్యేత్యన్నాద్యస్య అవరుద్ధ్యా అథో అవరుద్ధ్యా ఇత్యవరుద్ధి అథో ప్ర అథో ఇత్యథో ప్రైవ ఏవతేన తేన జాయందే జాయందేక విపుంశం ఏక విపుంశం భద్రం ఏక విపుంశమిత్యేక విపుంశం భద్రం విపదాసు విపదాసు ప్రదర్శ్యే విపదాసు ద్విపదాసు ప్రదర్శ్యే పద్మయ ప్రదర్శ్యే ప్రదేశ్యై పద్మయ ఉప ఉపగాయంతి గాయని మిథునత్వాయ మిథునత్వాయ ప్రజాద్యై మిథునత్వాయ మిథునాద్వాయ ప్రజాద్యై ప్రజాపతే ప్రజాద్యాది ప్రజాత్యై ప్రజాపతి ప్రజా ప్రజాపతి ప్రజాపతి ప్రజా అసృజత ప్రజాది ప్రజా అసృజతస సోకామయత అకామయతాసా ఆసామహం అహగం రాజ్యం రాజ్యం పరి పరీయామితి తాసాం తాసాకం రాజనేన రాజనేనైవ ఏవ రాజ్యం రాజ్యం పరి పర్యైత్ ఐత్తత్ తద్రాజనస్య రాజనస్య రాజనత్వం రాజనత్వం యత్ రాజనత్వమితి రాజనాత్వం యద్రాజనం రాజనం భవతి భవతి ప్రజానాం ప్రజానామేవ ప్రజానామితి ప్రజానాం ఏవ తత్ తద్యజమానాః యజమానా రాజ్యం రాజ్యం వరి వరియంది ఇంది పంచవిపుంశం పంచవిపుంశం భవతి పంచవిపుంశమితి పంచావిపుంశం భవతి ప్రజాపతేః ప్రజాపతేరాప్తిః ప్రజాపతేరితి ప్రజాపతేః ఆప్త్యై పంచభిః పంచభిస్తిష్ఠంతః పంచభిరితి పంచభిః తిష్ఠంతస్తు వందే సువంది దేవలోకం దేవలోకమేవ దేవలోకమితి దేవాలోకం ఏవాభి అభిజయంది జయంది పంచభిః పంచభిరాసీనాః పంచభిరితి పంచభిః ఆసీనా మనుష్యలోకం మనుష్యలోకమేవ మనుష్యలోకమితి మనుష్యాలోకం ఏవాభి అభిజయంది జయంది దశ దశసం సంపద్యందే పద్యందే దశాక్షర దశాక్షరా విరాట్ దశాక్షరే దశాక్షర విరాడన్నం విరాడితి వీరాట్ అన్నం విరాట్ విరాట్ విరాజ విరాడితి వీరాట్ విరాజైవ విరాజేతి వీరాజ ఏవాన్నాద్యం అన్నాద్యమవ అన్నాద్యమిత్యన్నాద్యం అవరుంధతే రుంధతే పంచధ పంచధ వినిషద్య పంచతేతి పంచాధ వినిషద్య స్తువంది వినిషద్యేతి వినిషద్య స్తువంది పంచ పంచదిశ దిశో దిక్షో దిక్ష్వేవ ఏవ ప్రతి ప్రతిష్టంది తిష్టంత్యేకైకయా ఏకైకయా అస్తుతయా ఏకైకయేద్యేకయా ఏకయా అస్తుతయా సమాయంది సమాజంది దిగ్భ్య సమాజంది ఇది సంపాయంది దిగ్భ్యవ దిగ్భ్యైతి దిగభ్య ఏవాన్నాద్యం అన్నాద్యపుంసం అన్నాద్యమిత్యన్నాద్యం సంభరంది భరంది తాభి తాభిరుద్గాత ఉద్ఘాతో ఉద్ఘాతేత్యుత్ఘాత ఉద్గాయతి గాయతి దిగ్భ్య దిగ్భ్యవ దిగ్భ్యైతి దిగభ్య ఏవాన్నాద్యం అన్నాద్యపుం సంభృత్య అన్నాద్యమిత్యన్నాద్యం సంభృత్య తేజ సంభృత్యేతి సంభృత్య తేజ ఆత్మన్ ఆత్మన్ దధతే తస్మాత్ తస్మాదేక ప్రాణ ప్రాణసర్వాణి ప్రాణైతి ప్రాణ సర్వాణ్యంగాని అంగాన్యవతి అవత్యథో అథో యథా అథో ఇత్యథో యథా సువర్ణ సువర్ణ ఉద్పదిష్యన్ సువర్ణ ఇది సువర్ణ ఉద్పదిష్యన్ శిర ఉద్పదిష్యన్నిపదిష్యన్ శిర ఉత్తమం ఉత్తమం కోరోదే ఉత్తమమిత్యుత్తమం కోరోద ఏమేవ్యజమానా యజమానా ప్రజానా ప్రజానాముత్తమా ప్రజానామి ప్రజానా ఉత్తమా భవంతి ఉత్తమా ఇత్యుత్తమా సందీం ఆసందీముద్గాత ఆసందీమిసందీం ఉద్గాతారోహతి ఉద్గాతేద్యుద్గాత ఆరోహతి రోహతి సామ్రాజ్యం సామ్రాజ్యమేవ సామ్రాజ్యమితి సామ్రాజ్యం ఏ గచ్చంది గచ్చంది ప్రేంఖం ప్రేంఖకం హోతా నాకస్ కృష్టం పృష్ఠకం రోహంతి రోహంతి కూర్చౌ కూర్చావద్ధ్వర్యు అధ్వర్యుర్బ్రధ్వస్ బ్రధ్వస్యైవ విష్టవం విష్టవం గచ్చంది గచ్చంతేతావంత ఏతావంతో వై వై దేవలోకా దేవలోకాస్తేషు దేవలోకా ఇది దేవలోకా తేష్వేవ ఏవం యథాపూర్వం ప్రతి యథాపూర్వమితి యథాపూర్వం ప్రతి తిష్టంతి తిష్టంతిథో అథో ఆక్రమణం అథో ఇద్యథో ఆక్రమణమేవ ఆక్రమణమిద్యాక్రమణం ఏ తత్సేతుం సేతుం యజమానా యజమానా కుర్వతే కుర్వతే సువర్గస్ సువర్గస్ లోకస్ సువర్గస్ేది సువహాగస్ లోకస్ సమష్ట్యై సమష్ట్యాది సమష్ట్యై అర్కేణ వై వై సహస్రశ సహస్రశ ప్రజాపతి సహస్రశైతి సహస్రశ ప్రజాపతి ప్రజా ప్రజాపతి ప్రజాపతి ప్రజా సృజత ప్రజా ప్రజా అసృజత తాభ్య తాభ్యైలాహం దేన ఇలాహం దేనేరాహం ఇరాం లోతాం లోతామవ అవారుంధ అరంధగత్ ఇరక్యం అర్క్యం భవతి భవతి ప్రజా ప్రజా ఏవ ప్రజా ఇది ప్రజా ఏవ తద్యజమానా యజమానా సృజందే సృజంధ ఇలాహందం ఇలాహందం భవతి భవతి ప్రజాభ్య ప్రజాభ్య ఏవ ప్రజాభ్యేది ప్రజాభ్య ఏవ సృష్టాభ్య సృష్టాభ్యైరాం ఇరాం లోతాం లోతామవ అవరుంధతే రుంధతే తస్మాత్ తస్మాద్యాం యాగం సమాహం సమాగం సత్రం సత్రం సమృద్ధం సమృద్ధం క్షోధకా సమృద్ధాది సమృద్ధం క్షోధకాస్తాం తారం సమాహం సమాహం ప్రజా ప్రజాయిషం ప్రజాయి ప్రజా ఇషం హ్యాసా ఆసామూర్జం ఊర్జమాదదతే ఆదదతేజా ఆగదత ఇత్యాగదతే యాగం సమాహం సమాం వ్యర్థం వ్యర్థమక్షోధకా వ్యర్థమిది వీర్థం అక్షోధకాస్తాం తాగం సమాహం సమాహం ప్రజా ప్రజాన ప్రజా ఇది ప్రజా నహి హ్యాసాం ఆసామిషం ఇషమూర్జం ఊర్జమాదదతే ఆదదత ఉత్క్రోధం ఆదదత ఇత్యాదదతే ఉత్క్రోధం కుర్వతే ఉత్క్రోధమిత్యుత్క్రోధం కుర్వతే యథా యథా బంధాత్ బంధాన్ముచానా ముచానావత్క్రోధం ఉత్క్రోధం కుర్వతే ఉత్క్రోధమిత్యుత్క్రోధం కుర్వత ఏవం ఏవమేవ ఏవ తత్ తద్యజమానా యజమానాదేవ బంధాత్ దేవబంధాన్ముచానా దేవబంధాది దేవబంధాత్ ముచానావత్క్రోధం ఉత్క్రోధం కుర్వతే ఉత్క్రోధమిత్యుత్క్రోధం కుర్వత ఇషం ఇషమూర్జం ఊర్జమాత్మన్ ఆత్మన్దధానావాణ బాణశతంతు శతదంతుర్భవతి శతదంతురితి శతదంతు అవతి శతాయు శతాయు పురుష శతాయురితి శత ఆయు పురుష శతేంద్రియ శతేంద్రియ ఆయుషి శతేంద్రియ ఇది శత ఇంద్రియ ఆయుష్యేవ ఏవేంద్రియ ఇంద్రియే ప్రతి ప్రతిష్టంతి తిష్టంత్యాజిం ఆజిం ధావంతి ధావంత్యనభిజితస్ అనభిజితస్యాభిజిత్యై అనభిజితస్యేత్యనభిజితస్య అభిజిత్యైందుభీన్ అభిజిత్యాభిజిత్యై ఇందుభీన్ సమాఘ్నంది సమాఘ్నంది పరమా సమాఘ్నందే సమాఘ్నంది పరమా వై వా ఏషా ఏషా వాగ్ వాగ్యా యాదుందుభౌ ఉందుభౌ పరమా పరమామేవ ఏవవాచం వాచమవ అవరుంధతే రుంధతే భూమిదుందుభిం భూమిదుందుభిమా భూమిదుందుభిమిది భూమిదుందుభిం ఆఘ్నంది నందియా దైవ ఏవేమా ఇమాం వాగ్ వాగ్ ప్రవిష్ట ప్రవిష్టాతాం ప్రవిష్టేది ప్రవిష్ట తామేవ ఏవావ అవరుంధతే రుంధతేథో అథో ఇమాం అథో ఇత్యథో ఇమామేవ ఏవ జయంది జయంది సర్వాహ సర్వా వాచ వాచో వదంది వదంది సర్వాసాం సర్వాసాం వాచాం వాచామవరుద్ధి అవరుద్ధ్యా ఆర్ద్రే అవరుద్ధ్యా ఇత్యవరుద్ధి ఆర్ద్రే చర్మన్ చర్మన్యాయచ్ఛేదే యాయచ్ఛేదే ఇంద్రియస్య యాయుచ్ఛేదే ఇది ఆయుచ్ఛేదే ఇంద్రియస్యావరుద్ధి అవరుద్ధ్యావరుద్ధ్యమరుద్ధి ఆన్యః అన్యః క్రోశతి క్రోశతి ప్రాన్యః అన్యః శగంసతి శగంసతి యః ఆక్రోశతి ఆక్రోశతి పునాది ఆక్రోశతీత్యాక్రోశతి పునాద్యేవ ఏవైనాన్ ఏనాన్ సహ సయః యః ప్రశగంసతి ప్రశగంసతి భూతేషు ప్రశగంసతీతి ప్రాశగంసతి భూతేష్వేవ ఏవాన్నాద్యం అన్నాద్యం దధాతి అన్నాద్యమిద్యన్నాద్యం దధాత్యృషీకృతం ఋషీకృతం చ ఋషీకృతమిద్యృషీకృతం చ వై వా ఏతే ఏతే దేవకృతం దేవకృతం చ దేవకృతమిది దేవకృతం చ పూర్వైః పూర్వైర్మాసైః మాసైరవ అవరుంధతే రుంధతేత్ భూతేచ్ఛదాం భూతేచ్ఛదాకుం సామాని భూతేచ్ఛదామిది భూతేచ్ఛదాం సామాని భవంతి భవంతి భయస్య అభయస్యావరుద్ధి అవరుద్ధ్యయంతి అవరుద్ధ్యాయుద్ధ్యవరుద్ధి యంతి వై వా ఏతే ఏతే మిథునాద్ మిథునాద్యే ఏ సంవత్సరం సంవత్సరముపయంతి సంవత్సరమితి సంవత్సరం ఉపయంత్యంతర్వేది ఉపయంతేద్యుపాయంతి అంతర్వేది మిథునౌ అంతర్వేదేత్యంతః వేది మిథునౌ సంభవత భవతస్తేన తేనైవ ఏవ మిథునాద్ మిథునాన్న నయంతి యంతీతి యంతి చర్మావ అవభిందంతి భిందంతి వాప్మానం ఆత్మానమేవ ఏషాం ఏషామవ అవభిందంతి భిందంతి మాప అపరాత్సీ రాత్సేర్మా మాది అతివ్యాత్సీ వ్యాత్సేరి ఇత్యాహ ఆహ సంప్రతి సంప్రత్యేవ సంప్రతి సంప్రతి ఏషాం ఏషాం వాప్మానం వాప్మానమవ అవభిందంతి భిందంత్యుదకుంభాన్ ఉదకుంభానధి నిధాయ ఉదకుంభానిత్యుదకుంభాన్ అధినిధాయ దాస్యః అధినిధాయేత్యధి నిధాయ దాస్యో మార్జాలీయం మార్జాలీయం పరి పరినృత్యంతి నృత్యంతి పదః పదో నిఘ్నదీ నిఘ్నదీరిదంబసం నిఘ్నదీరితి నిఘ్నదీః ఇదంబసం గాయంత్యః ఇదంబసమిదం మధుం గాయంత్యో మధు మధు వై వై దేవానాం దేవానాం పరమం పరమమన్నాద్యం అన్నాద్యం పరమం అన్నాద్యమిత్యన్నాద్యం పరమమేవ ఏవాన్నాద్యం అన్నాద్యమవ అన్నాద్యమిత్యన్నాద్యం అవరుంధతే రుంధతే పద పదోని నిఘ్నంది ఘంది మహీయా మహీయామేవ ఏషు ఏషు దధతి దధతీతి దధతి పృథివ్యై స్వాహ స్వాహ అంతరిక్షాయ అంతరిక్షాయ స్వాహ స్వాహ దివే దివే స్వాహ స్వాహ సంలోష్యతే సంలోష్యతే స్వాహ సంలోష్యతీ సంలోష్యతే స్వాహ సంలోమానాయ సంలోమానాయ స్వాహ సంలోమానాయేతి సంలోమానాయ స్వాహ సంప్రదాయ సంప్రదాయ స్వాహ సంప్రదాయేతి సంప్రదాయ స్వాహ మేఘాయిష్యతే మేఘాయిష్యతే స్వాహ స్వాహ మేఘాయతే మేఘాయతే స్వాహ మేఘాయతేతి మేఘాయతే స్వాహ మేఘితాయ మేఘితాయ స్వాహ స్వాహ మేఘాయ మేఘాయ స్వాహ స్వాహ నిహారాయ నిహారాయ స్వాహ స్వాహ నిహాకాయై నిహాకాయై స్వాహ నిహాకాయాయి నిహాకాయై స్వాహ ప్రాసజాయ ప్రాసజాయ స్వాహ స్వాహ ప్రజలాకాయై ప్రజలాకాయై స్వాహ ప్రజలాకాయాయి ప్రజలాకాయై స్వాహ విద్యోదిశ్యతే విద్యోదిశ్యతే స్వాహ విద్యోదిశ్యతే విద్యోదిశ్యతే స్వాహ విద్యోతమానాయ విద్యోతమానాయ స్వాహ విద్యోతమానాయేతి విద్యోతమానాయ స్వాహ సంవిద్యోతమానాయ సంవిద్యోతమానాయ స్వాహ సంవిద్యోతమానాయేతి సంవిద్యోతమానాయ స్వాహ సనయిష్యతే సనయిష్యతే స్వాహ స్వాహ సనయతే సనయతే స్వాహ స్వాహోగ్రం ఉగ్రగస్తనయతే సనయతే స్వాహ స్వాహ వర్షిష్యతే వర్షిష్యతే స్వాహ స్వాహ వర్షతే వర్షతే స్వాహ స్వాహ అభివర్షతే అభివర్షతే స్వాహ అభివర్షత ఇత్యభివర్షతే స్వాహ పరివర్షతే పరివర్షతే స్వాహ పరివర్షత ఇది పరివర్షతే స్వాహ సంవర్షతే సంవర్షతే స్వాహ సంవర్షత ఇది సంవర్షతే స్వాహ అనువర్షతే అనువర్షతే స్వాహ అనువర్షత ఇత్యనువర్షతే స్వాహ శీకాయిష్యతే శీకాయిష్యతే స్వాహ స్వాహ శీకాయతే శీకాయతే స్వాహ శీకాయత ఇది శీకాయతే స్వాహ శీకితాయ శీకితాయ స్వాహ స్వాహ ప్రోషిష్యతే ప్రోషిష్యతే స్వాహ స్వాహ పృష్ణతే పృష్ణతే స్వాహ స్వాహ పరిపృష్ణతే పరిపృష్ణతే స్వాహ పరిపృష్ణత ఇది పరిపృష్ణతే స్వాహో ఉద్గ్రహీష్యతే ఉద్గ్రహీష్యతే స్వాహ ఉద్గ్రహీష్యతే ఇత్యుద్గ్రహీష్యతే స్వాహోగృహతే ఉద్గృహతే స్వాహ ఉద్గృహతే ఇత్యుద్గృహతే స్వాహోద్గృహీతాయ ఉద్గృహీతాయ స్వాహ ఉద్గృహీతృతృహీతాయ సహ విప్లవశ్రే విప్లవశ్రే సహ విప్లవశ్రే విప్లవశ్రే సహ విప్లవమానాయ విప్లవమానాయ స్వాహ విప్లవమానాయేది విప్లవమానాయ సహ విప్లుదాయ విప్లుదాయ స్వాహ విప్లుదాయేది విప్లుదాయ సహాదప్స్యతే ఆదప్స్యతే స్వాహ ఆదప్స్యతేద్యాదప్స్యతే సహాదపదే ఆదపదే స్వాహ ఆదపదరిద్యాదపదే సహోగ్రం ఉగ్రమాదపదే ఆదపదే స్వాహ ఆదపదరిద్యాదపదే సహర్భ్య ఋద్భ్య స్వాహ ఋద్భ్యేద్రుగర్భ్య సహ యజుర్భ్య యజుర్భ్య స్వాహ యజుర్భ్యైతి యజుభ్య స్వాహ సామభ్య సామభ్య స్వాహ సామభ్యైతి సామాభ్య స్వాహాంగిరోభ్య అంగిరోభ్య స్వాహ అంగిరోభ్యైత్యంగిరహాభ్య సహ వేదేభ్య వేదేభ్య స్వాహ సహ గాథాభ్య గాథాభ్య స్వాహ స్వాహ నారాశుంసేభ్య నారాశుంసేభ్య స్వాహ స్వాహ రైభీభ్య రైభీభ్య స్వాహ స్వాహ సర్వస్మై సర్వస్మై స్వాహ స్వాహేది స్వాహ దత్తే స్వాహ స్వాహ దంతకాయ అదంతకాయ స్వాహ స్వాహ ప్రాణినే ప్రాణినే స్వాహ స్వాహ ప్రాణాయ అప్రాణాయ స్వాహ స్వాహ ముఖవదే ముఖవదే స్వాహ ముఖవద ఇది ముఖవదే స్వాహ ముఖాయ అముఖాయ స్వాహ స్వాహ నాసికవదే నాసికవదే స్వాహ నాసికవద ఇది నాసికావదే స్వాహ నాసికాయ అనాసికాయ స్వాహ స్వాహ అక్షణ్వదే అక్షణ్వదే స్వాహ అక్షణ్వదైత్యక్షణ్వదే స్వాహ నక్షికాయ అనక్షికాయ స్వాహ స్వాహ కర్ణినే కర్ణినే స్వాహ స్వాహ కర్ణకాయ అకర్ణకాయ స్వాహ స్వాహ శీర్షణ్వదే శీర్షణ్వదే స్వాహ శీర్షణ్వదైతి శీర్షణ్వదే స్వాహ శీర్షకాయ అశీర్షకాయ స్వాహ స్వాహ పద్మదే పద్మదే స్వాహ పద్మదైతి పదేపదే స్వాహ పాదకాయ అపాదకాయ స్వాహ స్వాహ ప్రాణదే ప్రాణదే స్వాహ ప్రాణదైతి ప్రాణదే స్వాహ ప్రాణదే అప్రాణదే స్వాహ అప్రాణదైత్యప్రాణదే స్వాహ వదతే వదతే స్వాహ సహా వదతే అవదతే సహ సహా పశ్యతే పశ్యతే సహ సహా పశ్యతే అపశ్యతే సహ సహా శృణ్వదే శృణ్వదే సహ సహా శృణ్వదే అశృణ్వదే సహ సహా మనస్వినే మనస్వినే సహ సహా మనసే అమనసే సహ సహా రేతస్వినే రేతస్వినే సహ సహా రేతస్కాయ అరేతస్కాయ సహ అరేతస్కాయేద్యరేత కాయ సహ ప్రజాభ్య ప్రజాభ్య సహ ప్రజాభ్యేది ప్రజాభ్య సహ ప్రజననాయ ప్రజననాయ స్వాహ ప్రజననాయేది ప్రజననాయ సహ లోమరే లోమరే సహ లోమరే లోమరే సహ లోమకాయ లోమకాయ స్వాహ స్వాహ త్వజే త్వజే స్వాహ స్వాహ త్వక్కాయ అత్వక్కాయ స్వాహ స్వాహ చర్మణ్వదే చర్మణ్వదే సహ చర్మణ్వదైతి చర్మణ్వదే సహ చర్మకాయ చర్మకాయ స్వాహ సహ లోహితవదే లోహితవదే సహ లోహితవదైతి లోహితావదే సహ లోహితాయ అలోహితాయ స్వాహ సహ మాగుం సన్మదే మాగుం సన్మదే స్వాహ మాగుం సన్మదైతి మాగుం సన్మదే సహ మాగుంసకాయ అమాగుంసకాయ స్వాహ స్వాహ స్నావభ్య స్నావభ్య సహ స్నావభ్యై స్నావాభ్య స్వాహ స్నావకాయ అస్నావకాయ స్వాహ స్వాహ స్థన్మదే అస్థన్మదే స్వాహ అస్థన్మదైత్యస్థన్మదే సహ నస్తికాయ అనస్తికాయ స్వాహ సహ మజ్జన్మదే మజ్జన్మదే స్వాహ మజ్జన్మదైతి మజ్జన్మదే సహ మజ్జకాయ అమజ్జకాయ స్వాహ సహ అంగినే అంగినే సహ సహ రంగాయ అనంగాయ స్వాహ సహ ఆత్మనే ఆత్మనే స్వాహ సహ అనాత్మనే అనాత్మనే స్వాహ సహ సర్వస్మై సర్వస్మై స్వాహ స్వాహేది స్వాహ తస్వా వాయునగ్ది వినగ్ది సహ సద్వా వాయునక్తో వినక్తు విష్ణు విష్ణుస్వా వాయునక్తో వినక్త్యర్ధ్యైమహ్యం మహ్యం సన్నద్ది సన్నత్యాముష్మై సన్నత్యాది సన్నద్ది అముష్మై కామాయ కామాయాయుషే ఆయుషే ద్వా త్వా ప్రాణాయ ప్రాణాయ ద్వా ప్రాణాయేది ప్రాణాయ త్వాపానాయ అపానాయ ద్వా అపానాయేద్యపానాయ త్వాయానాయ యానాయ త్వా యానాయేది వీరాయ త్వాద్యుష్ట్యై ద్యుష్ట్యై త్వా ద్యుష్ట్యాది వీరుష్ట్యై త్వారయ్యై రయ్యై త్వా త్వారాధసే రాధసే త్వా త్వాఘోషాయ ఘోషాయ త్వా త్వాఘోషాయ ఘోషాయ త్వా త్వారాఘోషాయ ఆరాద్ఘోషాయ త్వా ఆరాద్ఘోషాయేత్యారాద్ఘోషాయ త్వా ప్రచ్యుత్యై ప్రచ్యుత్యై త్వా ప్రత్యుత్యా ఇది ప్రాచ్యుత్యై త్వేది అగ్నయే గాయత్రాయ గాయత్రాయ త్రివృతే త్రివృతే రాసందరాయ త్రివృతై త్రివృతే రాసందరాయ వాసంతాయ రాసందరాజేది రాసంతరాయ వాసంతాయ అష్టాకపాల అష్టాకపాల ఇంద్రాయ అష్టాకపాల ఇత్యష్టాకపాల ఇంద్రాయ త్రైష్ఠభాయ త్రైష్ఠభాయ పంచదశాయ పంచదశాయ వార్హతాయ పంచదశాయేది పంచదశాయ వార్హతాయ అగ్నైష్మాయ వైష్మాయకాదశకపాల ఏకాదశకపాల విశ్వేభ్య ఏకాదశకపాల ఇత్యేకాదశకపాల విశ్వేభ్యో దేవేభ్య దేవేభ్యో జాగతేభ్య జాగతేభ్య సప్తదశేభ్య సప్తదశేభ్యో వైరూపేభ్య సప్తదశేభ్యేది సప్తదశేభ్య వైరూపేభ్యో వార్షికేభ్య వార్షికేభ్యో ద్వాదశకపాల ద్వాదశకపాల మిత్రావరుణాభ్యా ద్వాదశకపాల ద్వాదశకపాల మిత్రావరుణాభ్యామానుష్ఠుభాభ్యా మిత్రావరుణాభ్యామి మిత్రావరుణాభ్యా ఆనుష్ఠుభాభ్యామేక వింశాభ్యాం ఆనుష్ఠుభాభ్యామిత్యానుష్ఠుభాభ్యాం ఏక వింశాభ్యాం వైరాజాభ్యాం ఏక వింశాభ్యామిత్యేక వింశాభ్యాం వైరాజాభ్యాగం శారదాభ్యాం శారదాభ్యాం వయస్యా బృహస్పతయ బృహస్పతయే పాంగాయ పాంగాయ తృణవాయ తృణవాయ శాక్వరాయ తృణవాయేది త్రైణవాయ శాక్వరాయ హైమంతికాయ హైమంతికాయ చరు చరుస్వమిత్రే చరిద్రాదిచ్ఛందసాయ ఆదిచ్ఛందసాయ త్రయస్త్రిగుంషాయ ఆదిచ్ఛందసాయేత్యాదిఛందసాయ త్రయస్త్రిగుంషాయ రైవతాయ త్రయస్త్రిగుంషాయేది త్రయః త్రిగుంషాయ రైవతాయ శైశిరాయ శైశిరాయ ద్వాదశకపాల ద్వాదశకపాలోదిత్యై ద్వాదశకపాల ఇది ద్వాదశకపాల అదిత్యై విష్ణుమద్యై విష్ణుమద్యై చరు విష్ణుమద్యా ఇది విష్ణుమద్యై చరురగ్నయే అగ్నయే వైశ్వానరాయ వైశ్వానరాయ ద్వాదశకపాల ద్వాదశకపాలోనుమద్యై ద్వాదశకపాల ఇది ద్వాదశకపాల అనుమద్యై చరు అనుమత్యా ఇత్యనుమద్యై చరు కాయ కాయ ఏకపాల ఏకకపాల ఇత్యేకపాల యో వై వా అర్ధౌ అర్ధావగ్ని అగ్ని ప్రక్రియతే ప్రక్రియతే ప్రక్రియతేది ప్రాక్రియతే యశ్చ స సోమ సోమో రాజా రాజాదయో తయోరేష ఏష ఆదిత్యం ఆదిత్యం యదగ్నే సోమీయ అగ్ని సోమీయోస అగ్ని సోమీయ ఇత్యగ్ని సోమీయ అథైష ఏష రుద్ర రుద్రోయ యశ్చీయతే క్షీయతే యత్సంజితే సంజితేగ్నౌ సంజితైతి సంజితే అగ్నావేతాని ఏతాని హవీగుంషి హవీగుంషి నిర్వపేత్ నిర్వపేదేష నిర్వపేదితి నిహీమపేత్ ఏష ఏవ రుద్ర రుద్రోషానంద అశానంద ఉపోత్థాయ ఉపోత్థాయ ప్రజా ఉపోత్థాయేంద్రివా ఉత్థాయ ప్రజాం పశూన్ ప్రజామితి ప్రజా పశూన్ యజమానస్యాభి అభిమన్యేత మన్యేత యత్సంజితే సంజితేగ్నౌ సంజిత ఇది సంజితే అగ్నావేతాని వేదాని హవీగుంషి హరేగుంశి నిర్వపది నిర్వపది భాగధేయేన నిర్వపదీతి నిహేమపది భాగధేయేనైవ భాగధేయేనేతి భాగధేయేన ఏవైనం ఏనగుంశమయతి సమయన నాస్య అస్య రుద్ర రుద్రోషానంత అశానంత ఉపోత్థాయ ఉపోత్థాయ ప్రజా ఉపోత్థాయేత్యుత ఉత్థాయ ప్రజాం పశూన్ ప్రజామిది ప్రజాం పశూనభి అభిమన్యతే మన్యతే దశ దశ హవీగుంషి హవీగుంషి భవంది భవంది నవ నవ వై వై పురుషే పురుషే ప్రాణా ప్రాణానాభి ప్రాణాది ప్రాణా నాభిర్దశమీ దశమీ ప్రాణాన్ ప్రాణానేవ ప్రాణాది ప్రాణాన్ ఏ యజమానే యజమానే దాతిథో అథో దశాక్షర అథో విద్యుథో దశాక్షర విరాట్ దశాక్షరే దశాక్షర విరాడన్నం విరాట్ విరాట్ అన్నం విరాట్ విరాట్ విరాజి విరాట్ విరాట్ విరాజ్యేవ విరాజీతి విరాజి ఏవాన్నాద్యే అన్నాద్యే ప్రతి అన్నాద్యేత్యన్నాద్యే ప్రతిష్టది తిష్టతృతుభి ఋతుభిర్వై ఋతుభిర్తృతోభి వా ఏష ఛందోభి ఛందోభి స్తోమయీ ఛందోభిర్ది ఛందాభి స్తోమయీ పృష్టై పృష్టైశ్చేదవ్య చేదవ్యైతి ఇత్యాహో ఆహుర్యత యదేతాని ఏతాని హవీగుంషి హవీగుంషి నిర్భవతి నిర్భవతృతుభి నిర్భవతీతి నిహీమపతి ఋతుభిరేవ ఋతుభిర్తృతోభి ఏమైనం ఏనం ఛందోభి ఛందోభి స్తోమయీ ఛందోభిర్ది ఛందాభి స్తోమయీ పృష్టై పృష్టైశ్చిరతే చిరతే దిశ దిశ సృశువాణేన సృశువాణేనాభిలిత్యాహ అభిలిత్యా ఇది అభిలిత్యా ఇత్యభిలిత్యాహ ఇత్యాహో ఆహుర్యత యదేతాని ఏతాని హవీగుంషి హవీగుంషి నిర్వపది నిర్వపది దిశా నిర్వపదీతి నిహీమపది దిశామభిజిద్యై అభిజిద్యా ఏతయా అభిజిత్యాదిత్యభిజిత్యై ఏతయా వై వా ఇంద్రం ఇంద్రం దేవా దేవా అయాచయన్ అయాచయన్ తస్మాత్ తస్మాదింద్రసవః ఇంద్రసవ ఏతయా ఇంద్రసవైతి ఇంద్రసవ ఏతయా మను మనుష్యా మనుష్యాస్తస్మాత్ తస్మాన్మనుసవ మనుసవో యథా మనుసవైతి మనోసవ యథేంద్ర ఇంద్రో దేవానా దేవానాం యథా యథా మను మనుర్మనుష్యాణం మనుష్యాణమేవం ఏంభవతి భవతి యేవం ఏం విద్వాన్ విద్వానేతయా ఏతయేష్యా ఇష్యా యజతే యజతే దిగ్వదీ దిగ్వదీ ప్రోణువాక్యా దిగ్వదీరి దిగవతి ప్రోణువాక్యా ప్రోణవాక్యానువాక్యాన్ని సర్వాసాం సర్వాసాం దిశా దిశామభిజిద్ది అభిజిద్యాజిద్యభిజిత్యై యః ప్రాణద ప్రాణదో నిమిషద ప్రాణదైతి ప్రాణద నిమిషతో మహిత్వా నిమిషతైతి నిమిషద మహిత్వైక మహిత్వేతి మహిత్వా ఏక ఇద్రాజా రాజా జగత జగతో బభూవ బభూవేది బభూవ యీషే ఈశే అస జగత ద్విపదశ్చతుష్పద ద్విపదైతి ద్వీపద చతుష్పద కస్మై చతుష్పదైతి చతుపద కస్మై దేవాయ దేవాయ హవిషా హవిషా విధేమ విధేమేతి విధేమ ఉపయామగృహీతోసి ఉపయామగృహీతృహీత అసి ప్రజాపతయే ప్రజాపతయే త్వా ప్రజాపతయే ప్రజాపతయే పాదుష్టం దుష్టం గృహ్ణామి గృహ్ణామి తస్య తస్య రేద్యో ద్యోర్మహిమ మహిమా నక్షత్రాణి నక్షత్రాణి రూపం రూపమాదిత్య ఆదిత్యస్తే తేజ తేజస్తస్మై తస్మై త్వా వామహిమ్నే మహిమ్నే ప్రజాపతయే ప్రజాపతయే స్వాహ ప్రజాపతయేది ప్రజాపతయే స్వాహేతి స్వాహ యా ఆత్మదా ఆత్మదా బలదా ఆత్మదా ఇత్యాత్మాదా బలదాయస్య బలదా ఇది బలదా యస్య విశ్వే విశ్వ ఉపాసతే ఉపాసతే ప్రశిషం ఉపాసత ఇత్యుపాసతే ప్రశిషం యస్య ప్రశిషమిది ప్రాశిషం యస్య దేవా దేవా ఇది దేవా యస్య ఛాయా ఛాయామృతం అమృతం యస్య యస్య మృత్యు మృత్యు కస్మై కస్మై దేవాయ దేవాయ హవిషా హవిషా విధేమ విధేమేది విధేమ ఉపయామగృహీతోసి ఉపయామగృహీత ఇత్యుపయామాగృహీత అసి ప్రజాపతయే ప్రజాపతయే త్వా ప్రజాపతయేది ప్రజాపతయే త్వాజుష్టం కృష్టం గృహ్ణామి గృహ్ణామి తస్య తస్య రే పృథివీ పృథివీ మహిమా మహిమౌషధయ ఔషధయో వనస్పతయ వనస్పతయో రూపం రూపమగ్ని అగ్నిస్తే తేజేజ తేజస్తస్మై తస్మై త్వా త్వామహిమ్నే మహిమ్నే ప్రజాపతయే ప్రజాపతయే స్వాహ ప్రజాపతయది ప్రజాపతయే స్వాహేది స్వాహ ఆ బ్రహ్మన్ బ్రహ్మన్ బ్రాహ్మణ బ్రాహ్మణో బ్రహ్మవర్జసి బ్రహ్మవర్జసి జాయతా బ్రహ్మవర్జసీతి బ్రహ్మవర్జసి జాయతామా ఆస్మిన్ అస్మిన్ రాష్ట్రే రాష్ట్రే రాజన్య రాజన్యషభ్య ఇషభ్య శూర శూరో మహారథ మహారథో జాయతా మహారథ ఇది మహారథ జాయతాం దోగ్ధ్రీ దోగ్ధ్రీ ధేను ధేనుర్వోఢా ఓఢా నడ్వాన్ అనడ్వానాశు ఆశు సబ్ది సప్తి పురంధి పురంధిర్యోషా యోషా జిష్ణు జిష్ణోరథేష్టా రథేష్టా సభేజ రథేష్టా ఇది రథేస్థా సభేజో యువా యువా ఆస్య అస్యజమానస్య యజమానస్య వీర వీరో జాయతాం జాయతాం నికామే నికామే నికామే నికామేన నికామే నికామ ఇది నికామే నికామే నః పర్జన్య పర్జన్యో వర్షదు వర్షదు ఫలిన్య ఫలిన్యో నః నవోషధయ ఓషధయ పచ్యందా పచ్యందా యోగక్షేమ యోగక్షేమో నః యోగక్షేమ ఇది యోగక్షేమ నః కల్పతాం కల్పతామిది కల్పతాం ఆక్రాన్ అక్రాన్ వాజీ వాజీ పృథివీం పృథివీమగ్నిం అగ్నియుజం యుజమకృత అకృతవాజీ వాజ్యర్వా అర్వా ఆక్రాన్ అక్రాన్ వాజీ రాజ్యంతరిక్షం అంతరిక్షం వాయుం వాయుంజం యుజమకృత అకృతవాజీ వాజ్యర్వా అర్వాజ్యాం వాజీ వాజ్యా ఆక్రగ్రస్త అక్రగ్రస్త సూర్యం సూర్యంజం యుజమకృత అకృతవాజీ వాజ్యర్వా అర్వాగ్ని అగ్నిస్నే దేవాజిన్ వాజినియుంగను అరుంద్వా స్వా ఆరభే రభే స్వస్తి స్వస్తిమా మాసం సంపాదయ కారయ వాయు వాయుస్తే రేవాజిన్ వాజినియుంగను అనుత్వా త్వా ఆరభే రభే స్వస్తి స్వస్తిమా మాసం సంపాదయ పారయాదిత్య ఆదిత్యస్తే రేవాజిన్ వాజినియుంగను అనుత్వా త్వా ఆరభే రభే స్వస్తి స్వస్తిమా మాసం సంపాదయ పారయ ప్రాణధృగ ప్రాణధృగసి ప్రాణధృగితి ప్రాణధృగ అసి ప్రాణం ప్రాణం మే ప్రాణమిది ప్రాణం మే దృగృంహ దృగృంహం వ్యానధృగ వ్యానధృగసి వ్యానధృగితి వ్యానధృగ అసి వ్యానం జ్ఞానం మే జ్ఞానమితి వీఅనం మే దృగృంహ దృగృంహాపానధృగ అపానధృగసి అపానధృగిత్యపానధృగ అస్యపానం అపానం మే అపానమిత్యపానం మే దృగృంహ దృగృంహచక్షుః చక్షురసి అసి చక్షుః చక్షుర్మయి మయి దేహి దేహి శ్రోత్రం శ్రోత్రమసి అసి శ్రోత్రం శ్రోత్రం మయి మయి దేహి ధ్యేహ్యాయుః ఆయురసి అస్యాయుః ఆయుర్మయి మయి దేహి ధ్యేహీతి దేహి యజ్ఞబీజం బీజం వర్ష్టా వర్ష్టా పర్జన్యః పర్జన్యః పక్తా పక్తా సస్యం సస్యకం సువిప్లాః సువిప్లా ఓషధయః సువిప్లా ఇది సువిప్లాః ఓషధయ స్వధిచరణ స్వధిచరణేయం స్వధిచరణేది సో అధిచరణ ఇయగం సూపసదన సూపసదనోగ్ని సూపసదన ఇది సో ఉపసదన అగ్నిస్వధ్యక్షం స్వధ్యక్షమంతరిక్షం స్వధ్యక్షమిది సో అధ్యక్షం అమంతరిక్షకం సుపావ సుపావ పవమాన సుపావ ఇది సో భావ అవమాన సూపస్థాన సూపస్థానాద్యౌ సూపస్థానేది సో ఉపస్థాన యౌ శివం శివమసౌ అసౌ తపన్ తపన్ యథాపూర్వం యథాపూర్వమహోరాత్రే యథాపూర్వమిది యథాపూర్వం అహోరాత్రే పంచదశిన అహోరాత్రే ఇత్యహ రాత్రే పంచదశినో అర్ధమాసా పంచదశినైతి పంచదశిన అర్ధమాసా త్రిగుంశిన అర్ధమాసా ఇతర్ధమాసా త్రిగుంశినో మాసాహ మాసా క్లుప్తా క్లుప్తా ఋతవ ఋతవ శాంత శాంత సంవత్సర సంవత్సర ఇది సంవత్సర ఆగ్నేయో అష్టాకపాల అష్టాకపాల సౌమ్య అష్టాకపాల ఇత్యష్టాకపాల సౌమ్యశ్చరు చరస్ సావిత్ర సావిత్రో అష్టాకపాల అష్టాకపాల పౌష్ణ అష్టాకపాల ఇత్యష్టాకపాల పౌష్ణశ్చరు చరు రౌద్ర రౌద్రశ్చరు చరుగ్నే అగ్నే వైశ్వానరాయ వైశ్వానరాయ ద్వాదశకపాల ద్వాదశకపాలో మృగాఖరే ద్వాదశకపాల ఇది ద్వాదశకపాల మృగాఖరే యది మృగాఖర ఇది మృగ ఆఖరే యది నాగచ్చేత్ ఆగచ్చేదగ్నే ఆగచ్చేదిగచ్చేత్ అగ్నయేగం హోముచే అగం హోముచే అష్టాకపాల అగం హోముచైత్యగం మహాముచే అష్టాకపాల శౌర్యం అష్టాకపాల ఇత్యష్టాకపాల శౌర్యం వయ వయ వాయవ్య వాయవ్య ఆజ్యభాగ ఆజ్యభాగ ఇత్యాజ్యభాగ అగ్నయేగం హోముచే అగం హోముచేష్టాకపాల అగం హోముచైత్యగం మహాముచే అష్టాకపాల ఇంద్రాయ అష్టాకపాల ఇత్యష్టాకపాల ఇంద్రాయగం హోముచే అగం హోముచేకాదశకపాల అగం హోముచైత్యగం మహాముచే ఏకాదశకపాల మిత్రావరుణాభ్యాం ఏకాదశకపాల ఇత్యేకాదశకపాల మిత్రావరుణాభ్యామా గోముభ్యాం మిత్రావరుణాభ్యామిది మిత్రావరుణాభ్యాం ఆ గోముభ్యాం వయస్యా ఆ గోముభ్యామిత్యా గోముగభ్యాం వయస్యా వాయో సావిత్ర వాయో సావిత్ర గోముభ్యాం వాయో సావిత్ర ఇది వాయో సావిత్ర ఆ గోముభ్యాం చరు ఆ గోముభ్యామిత్యా గోముగభ్యాం చరు అశ్విభ్యాం అశ్విభ్యాం ఆ గోముభ్యాం అశ్విభ్యామిత్యశ్వీభ్యాం ఆ గోముభ్యాం ధానా ఆ గోముభ్యామిత్యా గోముగభ్యాం ధానా మరుద్భ్య మరుద్భ్య ఏ నోముభ్య మరుద్భ్యైతి మరుగభ్య ఏ నోముభ్య సప్తకపాల ఏ నోముభ్యైత్యే నోముగభ్య సప్తకపాలో విశ్వేభ్య సప్తకపాల ఇది సప్తాకపాల విశ్వేభ్యో దేవేభ్య దేవేభ్య ఏ నోముభ్య ఏ నోముభ్యో ద్వాదశకపాల ఏ నోముభ్యైత్యే నోముగభ్య ద్వాదశకపాలోనుమద్ది ద్వాదశకపాల ఇది ద్వాదశకపాల అనుమద్ది చరు అనుమత్యా ఇతనుమత్తి చరురగ్నే అగ్నే వైశ్వానరాజ వైశ్వానరాజ ద్వాదశకపాల ద్వాదశకపాలో ద్యావా పృథివీభ్యాం ద్వాదశకపాల ఇది ద్వాదశకపాల ద్యావా పృథివీభ్యామగం హోముభ్యాం ద్యావా పృథివీభ్యామిది ద్యావా పృథివీభ్యాం అగం హోముభ్యాం ద్వికపాల అగం హోమిభ్యామిత్యగం హోమగభ్యాం ద్వికపాల ఇది ద్వికపాల అగ్నే సమ్ సమనమద్ అనమద్పృథివ్యై పృథివ్యై సమ్ సమనమద్ అనమద్యథాగ్ని అగ్ని పృథివ్యా పృథివ్యా సమనమద్ సమనమదేవం సమనమది సమ్ అనమద్ ఏం మహ్యం మహ్యం భద్రా భద్రా సన్నదయ సన్నదయ సమ్ సన్నదయ ఇది సన్నదయ సన్నమందు నమందు వాయువే వాయువే సమ్ సమనమద్ అనమదంతరిక్షాయ అంతరిక్షాయ సమ్ సమనమద్ అనమద్యథా వాయు వాయురంతరిక్షేణ అంతరిక్షేణ సూర్యాయ సూర్యాయ సమ్ సమనమద్ అనమద్దివే దివే సమనమద్ అనమద్యథా యథా సూర్య సూర్యో దివ దివా చంద్రమసే చంద్రమసే సమనమద్ అనమన్నక్షత్రేభ్య నక్షత్రేభ్య సమనమద్ అనమద్యథా యథా చంద్రమాహ చంద్రమా నక్షత్రై నక్షత్రైర్వరుణాయ వరుణాయ సమనమద్ అనమదద్భ్య అభ్యసం అభ్యేద్యుదభ్య సమనమద్ అనమద్యథా యథా వరుణ వరుణోద్భి అద్భుత్ సామ్నే అద్భిరిచ్యుదభి సామ్నే సమనమద్ అనమదృచే రుచే సమనమద్ అనమద్యథా యథా సామ సామర్చ రజా బ్రహ్మణే బ్రహ్మణే సమనమద్ అనమద్విషత్రాయ క్షత్రాయ సమనమద్ అనమద్యథా యథా బ్రహ్మ బ్రహ్మక్షత్రేణ క్షత్రేణ రాజ్ఞే రాజ్ఞే సమనమద్ అనమద్విషే విషే సమనమద్ అనమద్విథా యథా రాజా రాజా విషా విషారథాయ రథాయ సమనమద్ అనమదశ్వేభ్య అశ్వేభ్య సమనమద్ అనమద్విథా యథారథ రథోశ్వై అశ్వై ప్రజాపదయే ప్రజాపదయే ప్రజాపదయే ప్రజాపదయే సమనమద్ అనమద్భూతేభ్య భూతేభ్య సమనమద్ అనమద్విథా యథా ప్రజాపతి ప్రజాపతిర్భవతై ప్రజాపతి ప్రజాపతి భూతై సమనమద్ సమనమదేవం సమనమదిగమం అనమద్ ఏం మహ్యం మహ్యం భద్రా భద్రా సన్నదయ సన్నదయ సన్నదయ ఇది సన్నదయ సన్నమందో నమంతి నమందో ఏతే తే పంథాన పంథాన సవిద సవిద పూర్వ్యాస పూర్వ్యాసో రేణవ రేణవో విదతాంతరిక్షే విదతా వీదతా అంతరిక్షంతరిక్షే తేభిర్న నో అద్య అద్య పథిభి పథిభిస్ సుగేభి పథిభిరిజి పథీభి సుగేభిరక్ష సుగేభిరిజి సూగేభి రక్షణ నో అధి అధి చదేవ దేవ బ్రూహి బ్రూహీజి బ్రూహి నమోగ్నే అగ్నే పృథివీక్షితే పృథివీక్షితే లోకస్పృదే పృథివీక్షితైతి పృథివీక్షితే లోకస్పృదే లోకం లోకస్పృతైతి లోకాస్పృదే లోకమస్మై అస్మై యజమానాయ యజమానాయ దేహి దేహి నమ నమో వాయవే వాయవేంతరిక్షక్షితే అంతరిక్షక్షితే లోకస్పృతే అంతరిక్షక్షితైత్యంతరిక్షాక్షితే లోకస్పృతే లోకం లోకస్పృత ఇది లోకాస్పృతే లోకమస్మై అస్మై యజమానాయ యజమానాయ దేహి దేహి నమ నమ సూర్యాయ సూర్యాయ వీక్షితే వీక్షితే లోకస్పృతే వీక్షితైతి వీక్షితే లోకస్పృతే లోకం లోకస్పృత ఇది లోకాస్పృతే లోకమస్మై అస్మై యజమానాయ యజమానాయ దేహి దేహేది దేహి యో వై వాశ్వస్య అశ్వస్య మేధ్యస్య మేధ్యస్య శిర శిరో వేద వేద శీర్షణ్వాన్ శీర్షణ్వాన్ మేధ్య శీర్షణ్వానితి శీర్షణ్వాన్ మేధ్యో భవతి భవద్విషా వై వాశ్వస్య అశ్వస్య మేధ్యస్య మేధ్యస్య శిర శిర సూర్య సూర్యశ్చక్షు చక్షుర్వాద వాత ప్రాణ ప్రాణశ్చంద్రమాహ ప్రాణైతి ప్రాణ చంద్రమా శ్రోత్రం శ్రోత్రం దిశ దిశ పాదా పాదావాంద్రదిశా అవాంద్రదిశా పరిషవ అవాంద్రదిశా ఇత్యవాంద్రదిశా పరిషవో రాత్రే అహోరాత్రే నిమేష అహోరాత్రే ఇత్యహ రాత్రే నిమేషోర్ధమాసా నిమేషైతి నిమేష అర్ధమాసా పర్వాణి అర్ధమాసా ఇత్యర్ధమాసా పర్వాణి మాసా మాసా సంధానాని సంధానాన్ ఋతవ సంధానానేతి సంధానాని ఋతవాంగాని అంగాని సంవత్సర సంవత్సర ఆత్మా సంవత్సర ఇది సంవత్సర ఆత్మా రశ్మయ రశ్మయ కేశాః కేశా నక్షత్రాణి నక్షత్రాణి రూపం రూపం తారకాః తారకా అస్థాని అస్థాని నభః నభో మాగుంసాని మాగుంసాన్యోషధయః ఓషధయో లోమాని లోమాని వనస్పతయః వనస్పతయో బాలాః బాలా అగ్నిః అగ్నిర్ముఖం ముఖం వైశ్వానరః వైశ్వానరో వ్యాప్తం వ్యాప్తకం సముద్రః వ్యాప్తమితి వి ఆప్తం సముద్ర ఉదరం ఉదరమంతరిక్షం అంతరిక్షం వాయు వాయుర్జావా పృథివీ జావా పృథివీ ఆండౌ జావా పృథివీ విద్యావా పృథివీ ఆండౌ గ్రావా గ్రావా శేప శేప సోమ సోమో రేత రేదోయత్ యజ్జంజభ్యతే జంజభ్యతే తత్ తద్వి విద్యోదతే ద్యోదతేజత్ యద్విధోనతే విధోనతే తత్ విధోనతే ఇది విధోనతే తత్స్తనయతి స్తనయతి యత్ ఎన్మేహతి మేహతి తత్ తద్వర్షతి వర్షతి వాగ్ వాగేవ ఏవాస్య అస్య వాగ్ వాగహ అహర్వై వాశ్వస్య అశ్వస్య జాయమానస్య జాయమానస్య మహిమా మహిమా పురస్తాత్ పురస్తాజ్జాయతే రాయతే రాత్రి రాత్రిరేనం ఏనం మహిమా మహిమా పశ్చాద్ పశ్చాదను అను జాయతే జాయత ఏతౌ ఏతౌ వై వై మహిమానౌ మహిమానావశ్వం అశ్వమభితః అభితస్సం సంబభూవతు బభూవతు రహయ హయో దేవాన్ దేవానవహర్ అవహదర్వా అర్వాసురాన్ అసురాన్ భాజీ భాజీ గంధర్వాన్ గంధర్వానశ్వ అశ్వమనుష్యాన్ మనుష్యాన్ సముద్ర సముద్రో వై వా అశ్వస్య అశ్వస్య యోనిః యోనిః సముద్ర సముద్రబంధు బంధురి బంధు. సప్తమకాండే పంచమః ప్రశ్నః సమాప్తః. సప్తమకాండం చ సంపూర్ణం ఇది శ్రీకృష్ణయజుర్వేద తైత్తిరీయ శాఖా సంహితాక్రమపాఠ సమాప్తః. శ్రీకృష్ణార్పణమస్తు. ఓ.